అర్కేణవైవ అర్కేణార్కేణ వై సహస్రశస్రశో వా అర్కేణార్కేణ వై సహస్రశ వై సహస్రశస్రశో వై వై సహస్రశ ప్రజాపతి ప్రజాపతి సహస్రశో వై వై సహస్రశ ప్రజాపతి సహస్రశ ప్రజాపతి ప్రజాపతి సహస్రశ సహస్రశ ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతి సహస్రశ సహస్రశ ప్రజాపతి ప్రజా సహస్రశ ఇది సహస్రాశ ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజతృజత ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాపతి ప్రజా ప్రజా అసృజతృజత ప్రజా ప్రజా అసృజతృజత ప్రజా ప్రజా అసృజతృజతాభ్య ప్రజా ఇది ప్రాజాభ్యస్తాభ్యోసృజతృజతృజతాభ్య ఇలాందేనేలాందేనతాభ్యోసృజతృజతృజతాభ్య ఇలాందేన తాభ్య ఇలా అందే మేలా అందే నతాభ్యస్తాభ్య ఇలా అందే మేరామిరామిలా అందే నతాభ్యస్తాభ్య ఇలా అందే మేరామ్ ఇలా అందే మేరామిరామిలా అందే మేలా అందే మేరాం లోటాన్ లోటామిరామిలా అందే మేలా అందే మేరాం లోతాం ఇరాం లోతాన్ లోటామిరామిరాం లోతామవ లోతామిరామిరాం లోతామవ లోతామవ లోతామవారుంధారుంధావలోతాల్లోతామవారుంధారుంధావలోతాల్లోతామవారుంధావారుంధావారుంధయజ్యదరుంధావారుంధయదర్క్యం అర్క్యం యజ్యదర్క్యం భవతి భవత్యర్క్యం యజ్యదర్క్యం భవతి అర్క్యం భవతి భవత్యర్క్యం అర్క్యం భవతి ప్రజా ప్రజా భవత్యర్క్యం అర్క్యం భవతి ప్రజా భవతి ప్రజా ప్రజా భవతి ప్రజా ఏవైవ ప్రజా ప్రజా ఏవ తత్తదేవ ప్రజా ప్రజా ఏవ తదేవ ప్రజా ప్రజా ఏవ తద్యజమానాయమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమానాస్తమాన ఇలాంద్రమోజంతేజమానాయమానాజంత ఇలాంద్రం సృజంత ఇలాంద్రమిలాంద్రగోసృజంతే సృజంత ఇలాంద్రం భవతి ఇలాంద్రం భవతి ప్రజాభ్యో భవతి ఇషగోహి శమిషగ్రస్యాతామా సాగోహి శమిషగ్రస్యాతామా

ఆసామిషమిషమాసామిషమూర్జమూర్జమిషమాసామాసామిషమూర్జమ్ ఇషమూర్జమూర్జమిషమిషమూర్జమాదదత ఆదదత ఊర్జమిషమిషమూర్జమాదదతే ఊర్జమాదదత ఆదదత ఊర్జమూర్జమాదదత ఊర్జమూర్జమాదదత ఉత్క్రోదం ఆదదత ఉత్క్రోదముత్క్రోదమాదదత ఆదదత ఉత్క్రోదం కుర్వతే కుర్వద ఉత్క్రోదమాదదత ఆదదత ఉత్క్రోదం కుర్వతే ఆదదత ఇత్యాదరదే ఉత్క్రోదం కుర్వతే కుర్వద ఉత్క్రోదముత్క్రోదం కుర్వతే యథా యథా కుర్వద ఉత్క్రోదముత్క్రోదం కుర్వతే యథా ఉత్క్రోదమిత్యుత్క్రోదం కుర్వతే యథా యథా కుర్వతే కుర్వతే యథా బంధాత్ బంధాత్ యథా కుర్వతే కుర్వతే యథా బంధాత్ యథా బంధాత్ బంధాత్ యథా యథా బంధాన్ ముముచానా ముముచానా బంధాత్ యథా యథా బంధాన్ ముముచానా బంధాన్ముముచానా ఉత్క్రోదముచానా బంధాన్ముముచానా ఉత్క్రోదం కుర్వతే కుర్వద ఉత్క్రోదం ముముచానా ముముచానా ఉత్క్రోదం కుర్వతే ఉత్క్రోదం కుర్వతే కుర్వద ఉత్క్రోదముత్క్రోదం కుర్వత ఏవమేవం కుర్వత ఉత్క్రోదముత్క్రోదం కుర్వత ఏవం క్రోధమిత్యుదుక్రోధం కుర్వత ఏవమేవం కుర్వతే కుర్వత ఏవమేవైవైవం కుర్వతే కుర్వత ఏవమేవ ఏవమేవైవైవమేవమేవ తత్తదేవైవమేవమేవ తత్ ఏవ తత్తదేవైవ తద్యజమానా యజమానాస్తదేవైవ తద్యజమానా తద్యజమానా యజమానాస్తత్తద్యజమానా దేవబంధాత్ దేవబంధాత్ యజమానాస్తత్తద్యజమానా దేవబంధాత్ యజమానాదేవబంధాద్దేవబంధాద్యజమానాయజమానాదేవబంధాన్ముముచానాముముచానాదేవబంధాద్యజమానాయజమానాదేవబంధాన్ముముచానా దేవబంధాన్ముముచానా ఉత్క్రోదముత్క్రోదం ముముచానాదేవబంధాద్దేవబంధాన్ముముచానా ఉత్క్రోదం దేవబంధాదితి దేవ బంధాద్ ముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచానాముచాన ఆత్మన్నోర్జమోర్జమాత్మన్ దానా ఆత్మన్ దానా వాణో వాణో దానా ఆత్మన్నాత్మన్ దానా వాణ దానా వాణో వాణో దానా దానా వాణ శతదంతు శతదంతుర్వాణో దానా దానా వాణ శతదంతు వాణశతదంతుశతదంతుర్వాణో వాణశతదంతుర్భవతి భవతి శతదంతుర్వాణో వాణశతదంతుర్భవతి శతదంతుర్భవతి భవతి శతదంతుశతదంతుర్భవతి శతాయు శతాయు భవతి శతదంతుశతదంతుర్భవతి శతాయు శతదంతురితి శతాతంతు భవతి శతాయు శతాయుర్భవతి భవతి శతాయు పురుష పురుష శతాయుర్భవతి భవతి శతాయు పురుష సర్వాసాం వాచాం వాచాగుం సర్వాసాగుం సర్వాసాం వాచాం వాచాగుం సర్వాసాం వాచాం అవరుధ్యై వాచాగుం సర్వాసాగుం సర్వాసాం వాచాం అవరుధ్యై వాచామవరుధ్య అవరుధ్యై వాచాం వాచామవరుధ్య ఆర్ద్ర ఆర్ద్రే వరుధ్యై వాచాం వాచామవరుధ్య ఆర్ద్రే అవరుధ్య ఆర్ద్ర ఆర్ద్రే వరుధ్య అవరుధ్య ఆర్ద్రే చర్మగ్గశ్చర్మన్నార్ద్రే వరుధ్య అవరుధ్య ఆర్ద్రే చర్మన్ అవరుధ్యవరుధ్యై ఆర్ద్రే చర్మగ్గశ్చర్మన్నార్ద్ర ఆర్ద్రే చర్మన్యాయచ్ఛేదే వ్యాయచ్ఛేదే చర్మన్నార్ద్ర ఆర్ద్రే చర్మన్యాయచ్ఛేదే చర్మన్యాయచ్ఛేదే వ్యాయచ్ఛేదే చర్మగ్గశ్చర్మన్యాయచ్ఛేదే ఇంద్రియస్య వ్యాయచ్ఛేదే చర్మగ్గశ్చర్మన్యాయచ్ఛేదే ఇంద్రియస్య వ్యాయచ్ఛేదే ఇంద్రియస్య వ్యాయచ్ఛేదే వ్యాయచ్ఛేదే ఇంద్రియస్యావరుధ్య అవరుధ్య ఇంద్రియస్య వ్యాయచ్ఛేదే వ్యాయచ్ఛేదే ఇంద్రియస్యావరుధ్యై వ్యాయచ్ఛేదే ఇది వ్యాయచ్ఛేదే ఇంద్రియస్యావరుధ్య అవరుధ్య ఇంద్రియస్యేంద్రియస్యావరుధ్య ఆవరుధ్య ఇంద్రియస్యేంద్రియస్యావరుధ్య అవరుధ్య ఆవరుధ్య అవరుధ్య ఆన్యోన్య ఆవరుధ్య అవరుధ్య ఆన్య అవరుధ్య ఇత్యవరుధి ఆన్యోన్య ఆన్య క్రోశతి క్రోశత్యన్య ఆన్య క్రోశతి అన్య క్రోశతి క్రోశత్యన్యోన్య క్రోశతి ప్రక్రోశత్యన్యోన్య క్రోశతి ప్రక్రోశతి ప్రక్రోశతి క్రోశతి ప్రాణ్యోన్య ప్రక్రోశతి క్రోశతి ప్రాణ్య ప్రాణ్యోన్య ప్రాణ్య శగుంసతి శగుంసత్యన్య ప్రాణ్య శగుంసతి అన్యశ్యగుంసతి శగుంసత్యన్యోన్యశ్యగుంసతి యోయశ్యగుంసత్యన్యోన్యశ్యగుంసతి శగుంసతి యోయశ్యగుంసతి శగుంసతి ఆక్రోశత్యాక్రోశతి యశ్యగుంసతి శగుంసతి ఆక్రోశతి ఆక్రోశత్యాక్రోశతి యోయ ఆక్రోశతి పునాది పునాత్యాక్రోశతి యోయ ఆక్రోశతి పునాది ఆక్రోశతి పునాది పునాత్యాక్రోశత్యాక్రోశతి పునాత్యేవైవ పునాత్యాక్రోశత్యాక్రోశతి పునాత్యేవ ఆక్రోశతీత్యాక్రోశతి పునాత్యేవైవ పునాది పునాత్యేవైనానేనానేవ పునాది పునాత్యేవైనాన్ ఏవైనానేనానేవైవైనాన్ సస ఏనానేవైవైనాన్ స ఏనాన్ సస ఏనానేనాన్ స యోయస్ స ఏనానేనాన్ సయః స యోయస్ సయ ప్రశగుంసతి ప్రశగుంసతి యస్ సయ ప్రశగుంసతి యః ప్రశగుంసతి ప్రశగుంసతి యోయః ప్రశగుంసతి భూతేషు భూతేషు ప్రశగుంసతి యోయః ప్రశగుంసతి భూతేషు ప్రశగుంసతి భూతేషు భూతేషు ప్రశగుంసతి ప్రశగుంసతి భూతేష్వేవైవ భూతేషు ప్రశగుంసతి ప్రశగుంసతి భూతేష్వేవ ప్రశగుంసతీతి ప్రాశగుంసతి భూతేష్వేవైవ భూతేషు భూతేష్వేవాన్నాద్యమన్నాద్యమేవ భూతేషు భూతేష్వేవాన్నాద్యం ఏవాన్నాద్యమన్నాద్యమేవైవాన్నాద్యం దధాతి దధాత్యన్నాద్యమేవైవాన్నాద్యం దధాతి అన్నాద్యం దధాతి దధాత్యన్నాద్యమన్నాద్యం దధాత్యుషికృతమృషికృతం దధాత్యన్నాద్యమన్నాద్యం దధాత్యుషికృతం అన్నాద్యమిత్యన్నాద్యం దధాత్యుషికృతమృషికృతం దధాతి దధాత్యుషికృతం చ ఋషికృతం దధాతి దధాత్యుషికృతం చ ఋషికృతం చ ఋషికృతమృషికృతం చ వై వై చ ఋషికృతమృషికృతం చ వై ఋషికృతమిత్యుషీకృతం చ వై వైత చ వా ఏత ఏతే వైత చ వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే దేవకృతం దేవకృతమేతే వై వా ఏతే దేవకృతం ఏతే దేవకృతం దేవకృతమేత ఏతే దేవకృతం చ దేవకృతమేత ఏతే దేవకృతం చ దేవకృతం చ దేవకృతం దేవకృతం చ పూర్వైః పూర్వైశ్చ దేవకృతం దేవకృతం చ పూర్వైః దేవకృతమితి దేవాకృతం చూర్వైః పూర్వైశ్చ పూర్వైర్మాసైర్మాసైః పూర్వైశ్చ పూర్వైర్మాసైః పూర్వైర్మాసైర్మాసైః పూర్వైః పూర్వైర్మాసైరవావమాసైః పూర్వైః పూర్వైర్మాసైరవ మాసైరవావమాసైర్మాసైరవరుంధతే రుంధతే వమాసైర్మాసైరవరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే యద్యద్రుంధతే వావరుంధతే రుంధతే యద్యద్రుంధతే రుంధతే యద్భూతేచ్ఛదాం భూతేచ్ఛదా యద్రుంధతే రుంధతే యద్భూతేచ్ఛదాం యద్భూతేచ్ఛదాం భూతేచ్ఛదా యద్యద్భూతేచ్ఛదాగుం సామాని సామాని భూతేచ్ఛదా యద్యద్భూతేచ్ఛదాగుం సామాని భూతేచ్ఛదాగుం సామాని సామాని భూతేచ్ఛదాం భూతేచ్ఛదాగుం సామాని భవంతి భవంతి సామాని భూతేచ్ఛదాం భూతేచ్ఛదాగుం సామాని భవంతి భూతేచ్ఛదామితి భూతేచ్ఛదాం సామాని భవంతి భవంతి సామాని సామాని భవంతి భయస్యోభయస్య భవంతి సామాని సామాని భవంతి భయస్య భవంతి భయస్యోభయస్య భవంతి భవంతి భయస్యావరుధ్య అవరుధ్య ఉభయస్య భవంతి భవంతి భయస్యావరుధ్యై ఉభయస్యావరుధ్య అవరుధ్య ఉభయస్యోభయస్యావరుధ్యయంతి యంత్యవరుధ్య ఉభయస్యోభయస్యావరుధ్యయంతి నిఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర్ఘతేర ఇదం మధుం గాయంత్యో గాయంతే ఇదం మధుమిదం మధుం గాయంత్యో మధుమధు గాయంతే ఇదం మధుమిదం మధుం గాయంత్యో మధు ఇదం మధుమిదీదం గాయంత్యో మధుమధు గాయంత్యో గాయంత్యో మధువై వై మధు గాయంత్యో గాయంత్యో మధువై మధువై వై మధు మధువై దేవానాం దేవానాం వై మధు మధువై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానాం పరమం పరమం దేవానాం వై వై దేవానాం పరమం దేవానాం పరమం పరమం దేవానాం దేవానాం పరమమన్నాజ్యమన్నాజ్యం పరమం దేవానాం దేవానాం పరమమన్నాజ్యం పరమమన్నాజ్యమన్నాజ్యం పరమం పరమమన్నాజ్యం పరమం పరమమన్నాజ్యం పరమం పరమమన్నాజ్యం పరమం అన్నాజ్యం పరమం పరమమన్నాజ్యమన్నాజ్యం పరమమేవ ఏవ పరమమన్నాజ్యమన్నాజ్యం పరమమేవ అన్నాజ్యమిత్యన్నాజ్యం పరమమేవ పరమం పరమమేవాజ్యమన్నాజ్యమే పరమం పరమమేవాజ్యం ఏవాజ్యమన్నాజ్యమేవైవాజ్యమవాజ్యమేవైవాజ్యమవ అన్నాజ్యమవాజ్యమన్నాజ్యమవరుంధతే రుంధతే వాజ్యమన్నాజ్యమవరుంధతే అన్నాజ్యమిత్యన్నాజ్యం అవరుంధతే రుంధతే వావరుంధతే పద పదోరుంధతే వావరుంధతే పద రుంధతే పద పదోరుంధతే రుంధతే పదోని పదోరుంధతే రుంధతే పదోని పదోని పద పదో నిఘ్నం దిఘ్నంతిని పద పదో నిఘ్నంది నిఘ్నం దిఘ్నంతిని నిఘ్నంతి మహీయాం మహీయాం ఘంటిని నిఘ్నంతి మహీయాం ఘంటమహీయాం మహీయాం ఘం దిఘ్నంతి మహీయామేవ మహీయాం ఘం దిఘ్నంతి మహీయామేవ మహీయామేవ మహీయాం మహీయామేవైష్వేష్వేవ మహీయాం మహీయామేవైషు ఏ వైష్వేష్వే వై వైషు దధతి దధత్యేష్వే వై వైషు దధతి ఏషు దధతి దధత్యేష్వేషు దధతి దధతీతి దధతి పృథివ్యై స్వాహా స్వాహా పృథివ్యై పృథివ్యై స్వాహాంతరిక్షాయాంతరిక్షాయ స్వాహా పృథివ్యై పృథివ్యై స్వాహాంతరిక్షాయ స్వాహాంతరిక్షాయాంతరిక్షాయ స్వాహా స్వాహాంతరిక్షాయ స్వాహా స్వాహాంతరిక్షాయ స్వాహా స్వాహాంతరిక్షాయ స్వాహా అంతరిక్షాయ స్వాహా స్వాహాంతరిక్షాయాంతరిక్షాయ స్వాహా దివే దివే స్వాహాంతరిక్షాయాంతరిక్షాయ స్వాహా దివే స్వాహా దివే దివే స్వాహా స్వాహా దివే స్వాహా స్వాహా దివే స్వాహా స్వాహా దివే స్వాహా దివే స్వాహా స్వాహా దివే దివే స్వాహా సంప్రోష్యతే సంప్రోష్యతే స్వాహా దివే దివే స్వాహా సంప్రోష్యతే స్వాహా సంప్రోష్యతే సంప్రోష్యతే స్వాహా స్వాహా సంప్రోష్యతే స్వాహా స్వాహా సంప్రోష్యతే స్వాహా స్వాహా సంప్రోష్యతే స్వాహా సంప్రోష్యతే స్వాహా స్వాహా సంప్రోష్యతే సంప్రోష్యతే స్వాహా సంప్రవమానాయ సంప్రవమానాయ స్వాహా సంప్రోష్యతే సంప్రోష్యతే స్వాహా సంప్రవమానాయ సంప్రోష్యత ఇది సంప్రోష్యతే స్వాహా సంప్రవమానాయ సంప్రవమానాయ స్వాహా స్వాహా సంప్రవమానాయ స్వాహా స్వాహా సంప్రవమానాయ స్వాహా స్వాహా సంప్రవమానాయ స్వాహా సంప్రవమానాయ స్వాహా స్వాహా సంప్రవమానాయ సంప్రవమానాయ స్వాహా సంప్రదాయ సంప్రదాయ స్వాహా సంప్రవమానాయ సంప్రవమానాయ స్వాహా సంప్రదాయ సంప్రవమానాయేతి సంప్రవమానాయ స్వాహా సంప్రదాయ సంప్రదాయ స్వాహా స్వాహా సంప్రదాయ స్వాహా స్వాహా సంప్రదాయ స్వాహా స్వాహా సంప్రదాయ స్వాహా సంప్రదాయ స్వాహా స్వాహా సంప్రదాయ సంప్రదాయ స్వాహా మేఘాయిష్యతే మేఘాయిష్యతే స్వాహా సంప్రదాయ సంప్రదాయ స్వాహా మేఘాయిష్యతే సంప్రదాయేతి సంప్రదాయ స్వాహా మేఘాయిష్యతే మేఘాయిష్యతే స్వాహా స్వాహా మేఘాయిష్యతే స్వాహా స్వాహా మేఘాయిష్యతే స్వాహా స్వాహా మేఘాయిష్యతే స్వాహా మేఘాయిష్యతే స్వాహా స్వాహా మేఘాయిష్యతే మేఘాయిష్యతే స్వాహా మేఘాయతే మేఘాయతే స్వాహా మేఘాయిష్యతే మేఘాయిష్యతే స్వాహా మేఘాయతే స్వాహా మేఘాయతే మేఘాయతే స్వాహా స్వాహా మేఘాయతే స్వాహా స్వాహా మేఘాయతే స్వాహా స్వాహా మేఘాయతే స్వాహా మేఘాయతే స్వాహా స్వాహా మేఘాయతే మేఘాయతే స్వాహా మేఘితాయ మేఘితాయ స్వాహా మేఘాయతే మేఘాయతే స్వాహా మేఘితాయ మేఘాయత ఇది మేఘాయతే స్వాహా మేఘితాయ మేఘితాయ స్వాహా స్వాహా మేఘితాయ స్వాహా స్వాహా మేఘితాయ స్వాహా స్వాహా మేఘితాయ స్వాహా మేఘితాయ స్వాహా స్వాహా మేఘితాయ మేఘితాయ స్వాహా మేఘాయ మేఘాయ స్వాహా మేఘితాయ మేఘితాయ స్వాహా మేఘాయ స్వాహా మేఘాయ మేఘాయ స్వాహా స్వాహా మేఘాయ స్వాహా స్వాహా మేఘాయ స్వాహా స్వాహా మేఘాయ స్వాహా మేఘాయ స్వాహా స్వాహా మేఘాయ మేఘాయ స్వాహా నిహారాయ నిహారాయ స్వాహా మేఘాయ మేఘాయ స్వాహా నిహారాయ స్వాహా నిహారాయ నిహారాయ స్వాహా స్వాహా నిహారాయ స్వాహా స్వాహా నిహారాయ స్వాహా స్వాహా నిహారాయ స్వాహా నిహారాయ స్వాహ స్వాహ నిహారాయ నిహారాయ స్వాహ నిహాకాయ నిహాకాయ స్వాహ నిహారాయ నిహారాయ స్వాహ నిహాకాయ స్వాహ నిహాకాయ నిహాకాయ స్వాహ స్వాహ నిహాకాయ స్వాహ స్వాహ నిహాకాయ స్వాహ స్వాహ నిహాకాయ స్వాహ నిహాకాయ స్వాహ స్వాహ నిహాకాయ నిహాకాయ స్వాహ ప్రాసుకాయ ప్రాసుకాయ స్వాహ నిహాకాయ నిహాకాయ స్వాహ ప్రాసుకాయ నిహాకాయ ఇది ఆకాయ స్వాహ ప్రాసుకాయ ప్రాసుకాయ స్వాహ స్వాహ ప్రాసుకాయ స్వాహ స్వాహ ప్రాసుకాయ స్వాహ స్వాహ ప్రాసుకాయ స్వాహ ప్రజరాయ స్వాహ స్వాహ ప్రజరాయ ప్రజరాయ స్వాహ ప్రజరాకాయ ప్రజరాకాయ స్వాహ ప్రజరాయ ప్రజరాయ స్వాహ ప్రజరాకాయ స్వాహ ప్రజరాకాయ ప్రజరాకాయ స్వాహ స్వాహ ప్రజరాకాయ స్వాహ స్వాహ ప్రజరాకాయ స్వాహ స్వాహ ప్రజరాకాయ స్వాహ ప్రజరాకాయ స్వాహ స్వాహ ప్రజరాకాయ ప్రజరాకాయ స్వాహ విద్యోదిష్యదే విద్యోదిష్యదే స్వాహ ప్రజరాకాయ ప్రజరాకాయ స్వాహ విద్యోదిష్యదే ప్రజలాకాయ ఇది ప్రజలాకాయ స్వాహ విద్యోదిష్యదే విద్యోదిష్యదే స్వాహ స్వాహ విద్యోదిష్యదే స్వాహ స్వాహ విద్యోదిష్యదే స్వాహ స్వాహ విద్యోదిష్యదే స్వాహ విద్యోదిష్యదే స్వాహ స్వాహ విద్యోదిష్యదే విద్యోదిష్యదే స్వాహ విద్యోతమానాయ విద్యోతమానాయ స్వాహ విద్యోదిష్యదే విద్యోదిష్యదే స్వాహ విద్యోతమానాయ విద్యోదిష్యత ఇది విద్యోదిష్యదే స్వాహ విద్యోతమానాయ విద్యోతమానాయ స్వాహ స్వాహ విద్యోతమానాయ స్వాహ స్వాహ విద్యోతమానాయ స్వాహ స్వాహ విద్యోతమానాయ స్వాహ విద్యోతమానాయ స్వాహ స్వాహ విద్యోతమానాయ విద్యోతమానాయ స్వాహ సంవిద్యోతమానాయ సంవిద్యోతమానాయ స్వాహ విద్యోతమానాయ విద్యోతమానాయ స్వాహ సంవిద్యోతమానాయ విద్యోతమానాయేతి విద్యోతమానాయ స్వాహ సంవిద్యోతమానాయ సంవిద్యోతమానాయ స్వాహ స్వాహ సంవిద్యోతమానాయ స్వాహ స్వాహ సంవిద్యోతమానాయ స్వాహ స్వాహ సంవిద్యోతమానాయ స్వాహ విద్యోతమానాయ స్వాహ స్వాహ సంవిద్యోతమానాయ సంవిద్యోతమానాయ స్వాహ స్తనిష్యదే స్తనిష్యదే స్వాహ సంవిద్యోతమానాయ సంవిద్యోతమానాయ స్వాహ స్తనిష్యదే సంవిద్యోతమానాయేతి సంవిద్యోతమానాయ స్వాహ స్తనిష్యదే స్తనిష్యదే స్వాహ స్వాహ స్తనిష్యదే స్వాహ స్వాహ స్తనిష్యదే స్వాహ స్వాహ స్తనిష్యదే స్వాహ స్తనిష్యదే స్వాహ స్వాహ స్తనిష్యదే స్తనిష్యదే స్వాహ స్తనిదే స్తనిదే స్వాహ స్తనిష్యదే స్తనిష్యదే స్వాహ స్తనిదే స్వాహ స్తనిదే స్తనిదే స్వాహ స్వాహ స్తనిదే స్వాహ స్వాహ స్తనిదే స్వాహ స్వాహ స్తనిదే స్వాహ స్తనిదే స్వాహ స్వాహ స్తనిదే స్తనిదే స్వాహోగ్రం ఉగ్రగ్ర స్వాహ స్తనిదే స్తనిదే స్వాహోగ్రం స్వాహోగ్రముగ్రగస్వాహ స్వాహోగ్రగస్తనైదే స్తనైద ఉగ్రగస్వాహ స్వాహోగ్రగస్తనైదే ఉగ్రగస్తనైదే స్తనైద ఉగ్రముగ్రగస్తనైదే స్వాహ స్వాహ స్తనైద ఉగ్రముగ్రగస్తనైదే స్వాహ స్తనైదే స్వాహ స్వాహ స్తనైదే స్తనైదే స్వాహ వరిషిషిదే వరిషిషిదే స్వాహ స్తనైదే స్తనైదే స్వాహ వరిషిషిదే స్వాహ వరిషిష్యదే వరిషిష్యదే స్వాహ స్వాహ వరిషిష్యదే స్వాహ స్వాహ వరిషిష్యదే స్వాహ స్వాహ వరిషిష్యదే స్వాహ వరిషిష్యదే స్వాహ స్వాహ వరిషిష్యదే వరిషిష్యదే స్వాహ వరిషిషదే వరిషిష్యదే స్వాహ వరిషిష్యదే వరిషిష్యదే స్వాహ వరిషిష్యదే స్వాహ వరిషిష్యదే వరిషిష్యదే స్వాహ స్వాహ వరిషిష్యదే స్వాహ స్వాహ వరిషిష్యదే స్వాహ స్వాహ వరిషిష్యదే స్వాహ వృషదే స్వాహ స్వాహ వృషదే వృషదే స్వాహ వివృషదే వివృషదే స్వాహ వృషదే వృషదే స్వాహ వివృషదే స్వాహ వివృషదే వివృషదే స్వాహ స్వాహ వివృషదే స్వాహ స్వాహ వివృషదే స్వాహ స్వాహ వివృషదే స్వాహ వివృషదే స్వాహ స్వాహ వివృషదే వివృషదే స్వాహ పరివృషదే పరివృషదే స్వాహ వివృషదే వివృషదే స్వాహ పరివృషదే అభివృషదైత్యభివృషదే స్వాహ పరివృషదే పరివృషదే స్వాహ స్వాహ పరివృషదే స్వాహ స్వాహ పరివృషదే స్వాహ స్వాహ పరివృషదే స్వాహ పరివృషదే స్వాహ స్వాహ పరివృషదే పరివృషదే స్వాహ సంవృషదే సంవృషదే స్వాహ పరివృషదే పరివృషదే స్వాహ సంవృషదే పరివృషద ఇది పరివృషదే స్వాహ సంవృషదే సంవృషదే స్వాహ స్వాహ సంవృషదే స్వాహ స్వాహ సంవృషదే స్వాహ స్వాహ సంవృషదే స్వాహ సంవర్షదే స్వాహ స్వాహ సంవర్షదే సంవర్షదే స్వాహ నువర్షదే నవర్షదే స్వాహ సంవర్షదే సంవర్షదే స్వాహ నువర్షదే

స్వాహాశికాయతే శీకాయతే స్వాహాశికాయ శ్రేషికాయ శ్రే స్వాహాశికాయతే స్వాహాశికాయతే శీకాయతే స్వాహ స్వాహాశికాయతే స్వాహ స్వాహాశికాయతే స్వాహ స్వాహాశికాయతే స్వాహ శీకాయతే స్వాహ స్వాహాశికాయతే శీకాయతే స్వాహాశీకతాయ శీకతాయ స్వాహాశికాయతే శీకాయతే స్వాహాశీకతాయ శీకాయత ఇది శీకాయతే స్వాహ శీకతాయ శీకతాయ స్వాహ స్వాహాశీకతాయ స్వాహ స్వాహాశీకతాయ స్వాహ స్వాహాశీకతాయ స్వాహ శీకతాయ స్వాహ స్వాహాశీకతాయ శీకతాయ స్వాహ ప్రోషిష్యతే ప్రోషిష్యతే స్వాహ శీకతాయ శీకతాయ స్వాహ ప్రోషిష్యతే స్వాహ ప్రోషిష్యతే ప్రోషిష్యతే స్వాహ స్వాహ ప్రోషిష్యతే స్వాహ స్వాహ ప్రోషిష్యతే స్వాహ స్వాహ ప్రోషిష్యతే స్వాహ ప్రోషిష్యతే స్వాహ స్వాహ ప్రోషిష్యతే ప్రోషిష్యతే స్వాహ పృష్ణతే పృష్ణతే స్వాహ ప్రోషిష్యతే ప్రోషిష్యతే స్వాహ పృష్ణతే స్వాహ పృష్ణతే పృష్ణతే స్వాహ స్వాహ పృష్ణతే స్వాహ స్వాహ పృష్ణతే స్వాహ స్వాహ పృష్ణతే స్వాహ పృష్ణతే స్వాహ స్వాహ పృష్ణతే పృష్ణతే స్వాహ పరిపృష్ణతే పరిపృష్ణతే స్వాహ పృష్ణతే పృష్ణతే స్వాహ పరిపృష్ణతే స్వాహ పరిపృష్ణతే పరిపృష్ణతే స్వాహ స్వాహ పరిపృష్ణతే స్వాహ స్వాహ పరిపృష్ణతే స్వాహ స్వాహ పరిపృష్ణతే స్వాహ పరిపృష్ణతే స్వాహ స్వాహ పరిపృష్ణతే పరిపృష్ణతే స్వాహో గ్రీష్యత ఉద్గ్రీష్యతే స్వాహ పరిపృష్ణతే పరిపృష్ణతే స్వాహో గ్రీష్యతే పరిపృష్ణత ఇది పరిపృష్ణతే స్వాహో గ్రీష్యత ఉద్గ్రీష్యతే స్వాహ స్వాహో గ్రీష్యతే స్వాహ స్వాహో గ్రీష్యతే స్వాహ స్వాహో గ్రీష్యతే స్వాహ ఉద్గ్రీష్యతే స్వాహ స్వాహో గ్రీష్యత ఉద్గ్రీష్యతే స్వాహో గృహ్ణత ఉద్గృహ్ణతే స్వాహో గ్రీష్యత ఉద్గ్రీష్యతే స్వాహో గృహ్ణతే ఉద్గ్రీష్యత ఇత్యుద్గ్రీష్యతే స్వాహో గృహ్ణత ఉద్గృహ్ణతే స్వాహ స్వాహో గృహ్ణతే స్వాహ స్వాహో గృహ్ణతే స్వాహ స్వాహో గృహ్ణతే స్వాహ ఉద్గృహ్ణతే స్వాహ స్వాహో గృహ్ణత ఉద్గృహ్ణతే స్వాహో గృహీతాయోద్గృహీతాయ స్వాహో గృహ్ణత ఉద్గృహ్ణతే స్వాహోగృహీతాయ ఉద్గృహ్ణత ఇత్యుద్గృహ్ణతే స్వాహోగృహీతాయోద్గృహీతాయ స్వాహ స్వాహోగృహీతాయ స్వాహ స్వాహోగృహీతాయ స్వాహ స్వాహోగృహీతాయ స్వాహ ఉద్గృహీతాయ స్వాహ స్వాహోగృహీతాయోద్గృహీతాయ స్వాహ విప్రోష్యతే విప్రోష్యతే స్వాహోగృహీతాయోద్గృహీతాయ స్వాహ విప్రోష్యతే ఉద్గృహీతాయేత్యుద్గృహీతాయ సహ విప్రోష్యతే విప్రోష్యతే స్వాహ సహ విప్రోష్యతే స్వాహ సహ విప్రోష్యతే స్వాహ సహ విప్రోష్యతే స్వాహ విప్రోష్యతే స్వాహ సహ విప్రోష్యతే విప్రోష్యతే సహ విప్లవమానాయ విప్లవమానాయ సహ విప్రోష్యతే విప్రోష్యతే స్వాహ విప్లవమానాయ విప్రోష్యత ఇది విప్రోష్యతే సహ విప్లవమానాయ విప్లవమానాయ స్వాహ సహ విప్లవమానాయ స్వాహ సహ విప్లవమానాయ స్వాహ సహ విప్లవమానాయ స్వాహ విప్లవమానాయ స్వాహ సహ విప్లవమానాయ విప్లవమానాయ స్వాహ విప్లుదాయ విప్లుదాయ స్వాహ విప్లవమానాయ విప్లవమానాయ స్వాహ విప్లుదాయ విప్లవమానాయేతి విప్లవమానాయ స్వాహ విప్లుదాయ విప్లుదాయ స్వాహ సహ విప్లుదాయ స్వాహ సహ విప్లుదాయ స్వాహ సహ విప్లుదాయ స్వాహ విప్లుదాయ స్వాహ స్వాహ విప్లుదాయ విప్లుదాయ స్వాహ దక్షత ఆదక్షతే స్వాహ విప్లుదాయ విప్లుదాయ స్వాహ దక్షతే విప్లుదాయేతి విప్లుదాయ స్వాహ దక్షత ఆదక్షతే స్వాహ స్వాహ దక్షతే స్వాహ స్వాహ దక్షతే స్వాహ స్వాహ దక్షతే స్వాహ ఆదక్షతే స్వాహ స్వాహ దక్షత ఆదక్షతే స్వాహ తపద ఆతపదే స్వాహ దక్షత ఆదక్షతే స్వాహ తపదే ఆదక్షత ఇత్యాదక్షతే స్వాహ తపద ఆతపదే స్వాహ స్వాహ తపదే స్వాహ స్వాహ తపదే స్వాహ స్వాహ తపదే స్వాహ ఆతపదే స్వాహ స్వాహ తపద ఆతపదే స్వాహోగ్రముగ్రగ్ స్వాహ తపద ఆతపదే స్వాహోగ్రం ఆతపద ఇత్యాతపతే స్వాహోగ్రముగ్రగ్రస్వాహ స్వాహోగ్రమాతపద ఆతపద ఉగ్రగ్రస్వాహ స్వాహోగ్రమాతపతే ఉగ్రమాతపద ఆతపద ఉగ్రముగ్రమాతపతే స్వాహ స్వాహాతపద ఉగ్రముగ్రమాతపతే స్వాహ ఆతపదే స్వాహ స్వాహాతపద ఆతపదే స్వాహర్భ్య అర్ఘ్య స్వాహాతపద ఆతపదే స్వాహర్భ్య ఆతపద ఇత్యాతపదే స్వాహర్భ్య అర్భ్య స్వాహ స్వాహర్భ్య స్వాహ స్వాహర్భ్య స్వాహ స్వాహర్భ్య స్వాహ అర్భ్య స్వాహ స్వాహర్భ్య అర్భ్య స్వాహ ఇదుర్భ్యో ఇదుర్భ్య స్వాహర్భ్య అర్భ్య స్వాహ ఇదుర్భ్య అర్భ్య ఇత్యుర్భ్య స్వాహాయుర్భ్యో ఇదుర్భ్య స్వాహ స్వాహాయుర్భ్య స్వాహ స్వాహాయుర్భ్య స్వాహ స్వాహాయుర్భ్య స్వాహ ఇదుర్భ్య స్వాహ స్వాహాయుర్భ్యో ఇదుర్భ్య స్వాహ సామభ్య సామభ్య స్వాహాయుర్భ్యో ఇదుర్భ్య స్వాహ సామభ్య యజుర్భ్య ఇదియజుభ్య స్వాహ సామభ్య సామభ్య స్వాహ స్వాహ సామభ్య స్వాహ స్వాహ సామభ్య స్వాహ స్వాహ సామభ్య స్వాహ సామభ్య స్వాహ స్వాహ సామభ్య సామభ్య స్వాహాంగిరోభ్యో అంగిరోభ్య స్వాహ సామభ్య సామభ్య స్వాహాంగిరోభ్య సామభ్య ఇది సామభ్య స్వాహాంగిరోభ్యో అంగిరోభ్య స్వాహ స్వాహాంగిరోభ్య స్వాహ స్వాహాంగిరోభ్య స్వాహ స్వాహాంగిరోభ్య స్వాహ అంగిరోభ్య స్వాహ స్వాహాంగిరోభ్యో అంగిరోభ్య స్వాహ వేదేభ్యో వేదేభ్య స్వాహాంగిరోభ్యో అంగిరోభ్య స్వాహ వేదేభ్య అంగిరోభ్యైత్యంగిరేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యే

నాసికపతే స్వాహ స్వాహ నాసికపతే నాసికపతే స్వాహ నాసికాయ నాసికాయ స్వాహ నాసికపతే నాసికపతే స్వాహ నాసికాయ నాసికవత ఇది నాసికపతే స్వాహ నాసికాయ నాసికాయ స్వాహ స్వాహ నాసికాయ స్వాహ స్వాహ నాసికాయ స్వాహ స్వాహ నాసికాయ స్వాహ అనాసికాయ స్వాహ స్వాహ నాసికాయ నాసికాయ స్వాహ క్షమ్మదే క్షమ్మదే స్వాహ నాసికాయ నాసికాయ స్వాహ క్షమ్మదే స్వాహ క్షమ్మదే క్షమ్మదే స్వాహ స్వాహ క్షమ్మదే స్వాహ స్వాహ క్షమ్మదే స్వాహ స్వాహ క్షమ్మదే స్వాహ క్షమ్మదే స్వాహ స్వాహ క్షమ్మదే క్షమ్మదే స్వాహ రక్షికాయ రక్షికాయ స్వాహ క్షమ్మదే క్షమ్మదే స్వాహ రక్షికాయ అక్షణ్వదైత్యక్షణ్వదే స్వాహ నక్షికాయ నక్షికాయ స్వాహ స్వాహ నక్షికాయ స్వాహ స్వాహ నక్షికాయ స్వాహ స్వాహ నక్షికాయ స్వాహ అనక్షికాయ స్వాహ స్వాహ నక్షికాయ నక్షికాయ స్వాహ కర్మిణే కర్మిణే స్వాహ నక్షికాయ నక్షికాయ స్వాహ కర్మిణే స్వాహ కర్మిణే కర్మిణే స్వాహ స్వాహ కర్మిణే స్వాహ స్వాహ కర్మిణే స్వాహ స్వాహ కర్మిణే స్వాహ కర్ణినే స్వాహ స్వాహ కర్ణినే కర్ణినే స్వాహ కర్ణకాయ కర్ణకాయ స్వాహ కర్ణినే కర్ణినే స్వాహ కర్ణకాయ స్వాహ కర్ణకాయ కర్ణకాయ స్వాహ స్వాహ కర్ణకాయ స్వాహ స్వాహ కర్ణకాయ స్వాహ స్వాహ కర్ణకాయ స్వాహ అకర్ణకాయ స్వాహ స్వాహ కర్ణకాయ కర్ణకాయ స్వాహ శీర్షంబదే శీర్షంబదే స్వాహ కర్ణకాయ కర్ణకాయ స్వాహ శీర్షంబదే స్వాహ శీర్షంబదే శీర్షంబదే స్వాహ స్వాహ శీర్షంబదే స్వాహ స్వాహ శీర్షంబదే స్వాహ స్వాహ శీర్షంబదే స్వాహ శీర్షంబదే స్వాహ స్వాహ శీర్షంబదే శీర్షంబదే స్వాహ శీర్షకాయ శీర్షకాయ స్వాహ శీర్షంబదే శీర్షంబదే స్వాహ శీర్షకాయ శీర్షంబద ఇది శీర్షంబదే స్వాహ శీర్షకాయ శీర్షకాయ స్వాహ స్వాహ శీర్షకాయ స్వాహ స్వాహ శీర్షకాయ స్వాహ స్వాహ శీర్షకాయ స్వాహ శీర్షకాయ స్వాహ స్వాహ శీర్షకాయ శీర్షకాయ స్వాహ వద్వదే వద్వదే స్వాహ శీర్షకాయ శీర్షకాయ స్వాహ వద్వదే స్వాహ వద్వదే వద్వదే స్వాహ స్వాహ వద్వదే స్వాహ స్వాహ వద్వదే స్వాహ స్వాహ వద్వదే స్వాహ వద్వదే స్వాహ స్వాహ వద్వదే వద్వదే స్వాహ పాదకాయ పాదకాయ స్వాహ వద్వదే వద్వదే స్వాహ పాదకాయ పద్మన ఇది వద్వదే స్వాహ పాదకాయ పాదకాయ స్వాహ స్వాహ పాదకాయ స్వాహ స్వాహ పాదకాయ స్వాహ స్వాహ పాదకాయ స్వాహ అపాదకాయ స్వాహ స్వాహ పాదకాయ పాదకాయ స్వాహ ప్రాణదే ప్రాణదే స్వాహ పాదకాయ పాదకాయ స్వాహ ప్రాణదే స్వాహ ప్రాణదే ప్రాణదే స్వాహ స్వాహ ప్రాణదే స్వాహ స్వాహ ప్రాణదే స్వాహ స్వాహ ప్రాణదే స్వాహ ప్రాణదే స్వాహ స్వాహ ప్రాణదే ప్రాణదే స్వాహ ప్రాణదే ప్రాణదే స్వాహ ప్రాణదే ప్రాణదే స్వాహ ప్రాణదే ప్రాణద ఇది ప్రాణదే స్వాహ ప్రాణదే ప్రాణదే స్వాహ స్వాహ ప్రాణదే స్వాహ స్వాహ ప్రాణదే స్వాహ స్వాహ ప్రాణదే స్వాహ ప్రాణదే స్వాహ స్వాహ ప్రాణదే ప్రాణదే స్వాహ వదతే వదతే స్వాహ ప్రాణదే ప్రాణదే స్వాహ వదతే అప్రాణద ఇత్య ప్రాణదే స్వాహ వదతే వదతే స్వాహ స్వాహ వదతే స్వాహ స్వాహ వదతే స్వాహ స్వాహ వదతే స్వాహ వదతే స్వాహ స్వాహ వదతే వదతే స్వాహ వదతే వదతే స్వాహ వదతే వదతే స్వాహ వదతే స్వాహ వదతే వదతే స్వాహ స్వాహ వదతే స్వాహ స్వాహ వదతే స్వాహ స్వాహ వదతే స్వాహ అవదతే స్వాహ స్వాహ వదతే వదతే స్వాహ పశ్యతే పశ్యతే స్వాహ వదతే వదతే స్వాహ పశ్యతే స్వాహ పశ్యతే పశ్యతే స్వాహ స్వాహ పశ్యతే స్వాహ స్వాహ పశ్యతే స్వాహ స్వాహ పశ్యతే స్వాహ పశ్యతే స్వాహ స్వాహ పశ్యతే పశ్యతే స్వాహ పశ్యతే పశ్యతే స్వాహ పశ్యతే పశ్యతే స్వాహ పశ్యతే స్వాహ పశ్యతే పశ్యతే స్వాహ స్వాహ పశ్యతే స్వాహ స్వాహ పశ్యతే స్వాహ స్వాహ పశ్యతే స్వాహ అపశ్యతే స్వాహ స్వాహ పశ్యతే పశ్యతే స్వాహ శృణ్వదే శృణ్వదే స్వాహ పశ్యతే పశ్యతే స్వాహ శృణ్వదే స్వాహ శృణ్వదే శృణ్వదే స్వాహ స్వాహ శృణ్వదే స్వాహ స్వాహ శృణ్వదే స్వాహ స్వాహ శృణ్వదే స్వాహ శృణ్వదే స్వాహ స్వాహ శృణ్వదే శృణ్వదే స్వాహ శృణ్వదే శృణ్వదే స్వాహ శృణ్వదే శృణ్వదే స్వాహ శృణ్వదే స్వాహ శృణ్వదే శృణ్వదే స్వాహ స్వాహ శృణ్వదే స్వాహ స్వాహ శృణ్వదే స్వాహ స్వాహ శృణ్వదే స్వాహ శృణ్వదే స్వాహ స్వాహ శృణ్వదే శృణ్వదే స్వాహ మనస్మినే మనస్మినే స్వాహ శృణ్వదే శృణ్వదే స్వాహ మనస్మినే స్వాహా మనస్వినే మనస్వినే స్వాహ స్వాహ మనస్వినే స్వాహ స్వాహ మనస్వినే స్వాహ స్వాహ మనస్వినే స్వాహ మనస్వినే స్వాహ స్వాహ మనస్వినే మనస్వినే స్వాహ మనసే మనసే స్వాహ మనస్వినే మనస్వినే స్వాహ మనసే స్వాహ మనసే మనసే స్వాహ స్వాహ మనసే స్వాహ స్వాహ మనసే స్వాహ స్వాహ మనసే స్వాహ అమనసే స్వాహ స్వాహ మనసే మనసే స్వాహ రేతస్వినే రేతస్వినే స్వాహ మనసే మనసే స్వాహ రేతస్వినే స్వాహ రేతస్వినే రేతస్వినే స్వాహ స్వాహ రేతస్వినే స్వాహ స్వాహ రేతస్వినే స్వాహ స్వాహ రేతస్వినే స్వాహ రేతస్వినే స్వాహ స్వాహ రేతస్వినే రేతస్వినే స్వాహ రేతస్కాయ రేతస్కాయ స్వాహ రేతస్వినే రేతస్వినే స్వాహ రేతస్కాయ స్వాహ రేతస్కాయ రేతస్కాయ స్వాహ స్వాహ రేతస్కాయ స్వాహ స్వాహ రేతస్కాయ స్వాహ స్వాహ రేతస్కాయ స్వాహ రేతస్కాయ స్వాహ స్వాహ రేతస్కాయ రేతస్కాయ స్వాహ ప్రజాభ్య ప్రజాభ్య స్వాహ రేతస్కాయ రేతస్కాయ స్వాహ ప్రజాభ్య రేతస్కాయేత్య రేతాయ స్వాహ ప్రజాభ్య ప్రజాభ్య స్వాహ స్వాహ ప్రజాభ్య స్వాహ స్వాహ ప్రజాభ్య స్వాహ స్వాహ ప్రజాభ్య స్వాహ ప్రజాభ్య స్వాహ స్వాహ ప్రజాభ్య ప్రజాభ్య స్వాహ ప్రజననాయ ప్రజననాయ స్వాహ ప్రజాభ్య ప్రజాభ్య స్వాహ ప్రజననాయ ప్రజాభ్య ఇది ప్రజాభ్య స్వాహ ప్రజననాయ ప్రజననాయ స్వాహ స్వాహ ప్రజననాయ స్వాహ స్వాహ ప్రజననాయ స్వాహ స్వాహ ప్రజననాయ స్వాహ ప్రజననాయ స్వాహ స్వాహ ప్రజననాయ ప్రజననాయ స్వాహ లోమవదే లోమవదే స్వాహ ప్రజననాయ ప్రజననాయ స్వాహ లోమవదే ప్రజననాయేతి ప్రజననాయ స్వాహ లోమవదే లోమవదే స్వాహ స్వాహ లోమవదే స్వాహ స్వాహ లోమవదే స్వాహ స్వాహ లోమవదే స్వాహ లోమవదే స్వాహ స్వాహ లోమవదే లోమవదే స్వాహ లోమకాయ లోమకాయ స్వాహ లోమవదే లోమవదే స్వాహ లోమకాయ లోమవతే లోమవదే స్వాహ లోమకాయ లోమకాయ స్వాహ స్వాహ లోమకాయ స్వాహ స్వాహ లోమకాయ స్వాహ స్వాహ లోమకాయ స్వాహ అలోమకాయ స్వాహ స్వాహ లోమకాయ లోమకాయ స్వాహ త్వచే త్వచే స్వాహ లోమకాయ లోమకాయ స్వాహ త్వచే స్వాహ త్వచే త్వచే స్వాహ స్వాహ త్వచే స్వాహ స్వాహ త్వచే స్వాహ స్వాహ త్వచే స్వాహ త్వచే స్వాహ స్వాహ త్వచే త్వచే స్వాహ త్వక్కాయ త్వక్కాయ స్వాహ త్వచే త్వచే స్వాహ త్వక్కాయ స్వాహ త్వక్కాయ త్వక్కాయ స్వాహ స్వాహ త్వక్కాయ స్వాహ స్వాహ త్వక్కాయ స్వాహ స్వాహ త్వక్కాయ స్వాహ త్వక్కాయ స్వాహ స్వాహ త్వక్కాయ త్వక్కాయ స్వాహ శర్మణ్వదే శర్మణ్వదే స్వాహ త్వక్కాయ త్వక్కాయ స్వాహ శర్మణ్వదే స్వాహ శర్మణ్వదే శర్మణ్వదే స్వాహ స్వాహ శర్మణ్వదే స్వాహ స్వాహ శర్మణ్వదే స్వాహ స్వాహ శర్మణ్వదే స్వాహ చర్మణ్వదే స్వాహ స్వాహ చర్మణ్వదే చర్మణ్వదే స్వాహ చర్మకాయ చర్మకాయ స్వాహ చర్మణ్వదే చర్మణ్వదే స్వాహ చర్మకాయ చర్మణ్వత ఇది చర్మణ్వదే స్వాహ చర్మకాయ చర్మకాయ స్వాహ స్వాహ చర్మకాయ స్వాహ స్వాహ చర్మకాయ స్వాహ స్వాహ చర్మకాయ స్వాహ అచర్మకాయ స్వాహ స్వాహ చర్మకాయ చర్మకాయ స్వాహ లోహితవదే లోహితవదే స్వాహ చర్మకాయ చర్మకాయ స్వాహ లోహితవదే స్వాహ లోహితవదే లోహితవదే స్వాహ స్వాహ లోహితవదే స్వాహ స్వాహ లోహితవదే స్వాహ స్వాహ లోహితవదే స్వాహ లోహితవదే స్వాహ స్వాహ లోహితవదే లోహితవదే స్వాహ లోహితాయ లోహితాయ స్వాహ లోహితవదే లోహితవదే స్వాహ లోహితాయ లోహితవదే లోహితవదే స్వాహ లోహితాయ లోహితాయ స్వాహ స్వాహ లోహితాయ స్వాహ స్వాహ లోహితాయ స్వాహ స్వాహ లోహితాయ స్వాహ అలోహితాయ స్వాహ స్వాహ లోహితాయ లోహితాయ స్వాహ మాగు సన్మతే మాగు సన్మతే స్వాహ లోహితాయ లోహితాయ స్వాహ మాగు సన్మతే స్వాహ మాగు సన్మతే మాగు సన్మతే స్వాహ స్వాహ మాగు సన్మతే స్వాహ స్వాహ మాగు సన్మతే స్వాహ స్వాహ మాగు సన్మతే స్వాహ మాగు సన్మతే స్వాహ స్వాహ మాగు సన్మతే మాగు సన్మతే స్వాహ మాగుంసకాయ మాగుంసకాయ స్వాహ మాగు సన్మతే మాగు సన్మతే స్వాహ మాగుంసకాయ మాగుంసన్వత ఇది మాగుంసన్నవదే స్వాహ మాగుంసకాయ మాగుంసకాయ స్వాహ స్వాహ మాగుంసకాయ స్వాహ స్వాహ మాగుంసకాయ స్వాహ స్వాహ మాగుంసకాయ స్వాహ అమాగుంసకాయ స్వాహ స్వాహ మాగుంసకాయ మాగుంసకాయ స్వాహ స్నావభ్య స్నావభ్య స్వాహ మాగుంసకాయ మాగుంసకాయ స్వాహ స్నావభ్య స్వాహ స్నావభ్య స్నావభ్య స్వాహ స్వాహ స్నావభ్య స్వాహ స్వాహ స్నావభ్య స్వాహ స్వాహ స్నావభ్య స్వాహ

ప్రాణాయత్వా ప్రాణాయ ప్రాణాయత్వా పానాయ పానాయత్వా ప్రాణాయ ప్రాణాయత్వా పానాయ ప్రాణాయేతి ప్రాణాయ స్వపానాయ పానాయత్వా పానాయత్వా పానాయత్వా పానాయత్వా అపానాయత్వా పానాయ పానాయత్వా ధ్యానాయ ధ్యానాయత్వా పానాయ పానాయత్వా ధ్యానాయ అపానాయ ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ ఏకాదశ కపాల ఇత్యేకాదశ కపాల విశ్వేభ్యో దేవేభ్యో దేవేభ్యో విశ్వేభ్యో విశ్వేభ్యో దేవేభ్యో జాగతేభ్యో జాగతేభ్యో దేవేభ్యో విశ్వేభ్యో విశ్వేభ్యో దేవేభ్యో జాగతేభ్యః దేవేభ్యో జాగతేభ్యో జాగతేభ్యో దేవేభ్యో దేవేభ్యో జాగతేభ్య సప్తదశేభ్య సప్తదశేభ్యో జాగతేభ్యో దేవేభ్యో దేవేభ్యో జాగతేభ్య సప్తదశేభ్య జాగతేభ్యసప్తదశేభ్యసప్తదశేభ్యో జాగతేభ్యో జాగతేభ్యసప్తదశేభ్యో వైరూపేభ్యో జాగతేభ్యో జాగతేభ్యసప్తదశేభ్యో వైరూపేభ్యో వైరూపేభ్యసప్తదశేభ్యో వైరూపేభ్యో మానుషికేభ్యో వైరూపేభ్యసప్తదశేభ్యసప్తదశేభ్యో వైరూపేభ్యో మానుషికేభ్యైర్దశేభ్య సప్తదశేభ్య వైరూపేభ్యో మానుషికేభ్యో మానుషికేభ్యో వైరూపేభ్యో వైరూపేభ్యో మానుషికేభ్యో ద్వాదశకపాదో ద్వాదశకపాదో మానుషికేభ్యో వైరూపేభ్యో వైరూపేభ్యో మానుషికేభ్యో ద్వాదశకపాద మానుషికేభ్యో ద్వాదశకపాదో ద్వాదశకపాదో మానుషికేభ్యో మానుషికేభ్యో ద్వాదశకపాదో మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యాం ద్వాదశకపాదో మానుషికేభ్యో మానుషికేభ్యో ద్వాదశకపాదో మిత్రావరుణాభ్యాం ద్వాదశకపాలో మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యాం ద్వాదశకపాలో ద్వాదశకపాలో మిత్రావరుణాభ్యామానుష్టుభాభ్యామానుష్టుభాభ్యాం మిత్రావరుణాభ్యాం ద్వాదశకపాలో ద్వాదశకపాలో మిత్రావరుణాభ్యామానుష్టుభాభ్యాం ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల మిత్రావరుణాభ్యామానుష్టుభాభ్యామానుష్టుభాభ్యాం మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యామానుష్టుభాభ్యామేక విభూషాభ్యామేక విభూషాభ్యామానుష్టుభాభ్యాం మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యామానుష్టుభాభ్యామేక విభూషాభ్యాం మిత్రావరుణాభ్యామిది మిత్రావరుణాభ్యాం మానుష్టుభాభ్యామేక విభూషాభ్యామేక విభూషాభ్యామానుష్టుభాభ్యామానుష్టుభాభ్యామేక విభూషాభ్యాం వై రాజాభ్యాం వై రాజాభ్యామేక విభూషాభ్యామానుష్టుభాభ్యామానుష్టుభాభ్యామేక విభూషాభ్యాం వై రాజాభ్యాం ఆనుష్టుభాభ్యామిద్యానోస్తుభాభ్యాం ఏక విభూషాభ్యాం వై రాజాభ్యాం వై రాజాభ్యామేక విభూషాభ్యామేక విభూషాభ్యాం వై రాజాభ్యాకుంశారదాభ్యాకుంశారదాభ్యాం వై రాజాభ్యామేక విభూషాభ్యామేక విభూషాభ్యాం వై రాజాభ్యాకుంశారదాభ్యాం ఏక విభూషాభ్యామిత్యేక విభూషాభ్యాం వై రాజాభ్యాకుంశారదాభ్యాకుంశారదాభ్యాం వై రాజాభ్యాం వై రాజాభ్యాకుంశారదాభ్యాం పయస్యాపయస్యాశారదాభ్యాం వై రాజాభ్యాం వై రాజాభ్యాకుంశారదాభ్యాం పయస్యాశారదాభ్యాం పయస్యాపయస్యాశారదాభ్యాకుంశారదాభ్యాం వయస్యా బృహస్పతయే బృహస్పతయే పయస్యాశారదాభ్యాకుంశారదాభ్యాం పయస్యా బృహస్పతయే పయస్యా బృహస్పత ఏ బృహస్పత ఏ పయస్యాపయస్యా బృహస్పత ఏ పాంకాయ పాంకాయ బృహస్పత ఏ పయస్యాపయస్యా బృహస్పత ఏ పాంకాయ బృహస్పత ఏ పాంకాయ పాంకాయ బృహస్పత ఏ బృహస్పత ఏ పాంకాయ తృణవాయ తృణవాయ పాంకాయ బృహస్పత ఏ పాంకాయ తృణవాయ పాంకాయ తృణవాయ తృణవాయ పాంకాయ పాంకాయ తృణవాయ శాక్పరాయ శాక్పరాయ తృణవాయ పాంకాయ పాంకాయ తృణవాయ శాక్పరాయ తృణవాయ శాక్పరాయ శాక్పరాయ తృణవాయ తృణవాయ శాక్పరాయ హైమంతికాయ హైమంతికాయ శాక్పరాయ తృణవాయ తృణవాయ శాక్పరాయ హైమంతికాయ తృణవాయేది ప్రీణవాయ శాక్పరాయ హైమంతికాయ హైమంతికాయ శాక్పరాయ శాక్పరాయ హైమంతికాయ చరుశ్చరు హైమంతికాయ శాక్పరాయ శాక్పరాయ హైమంతికాయ చరు హైమంతికాయ చరుశ్చరు హైమంతికాయ హైమంతికాయ చరుస్త విత్రే సవిత్రే చరు హైమంతికాయ హైమంతికాయ చరుస్త విత్రే జరుస్త విత్రే సవిత్రే జరుశ్చరస్త విత్ర ఆదిచ్ఛందాయాదిచ్ఛందాయ సవిత్రే జరుశ్చరస్త విత్ర ఆదిచ్ఛందాయ సవిత్ర ఆదిచ్ఛందాయాదిచ్ఛందాయ సవిత్రే సవిత్ర ఆదిచ్ఛందాయ త్రయస్త్రిగుంశాయ త్రయస్త్రిగుంశాయాదిచ్ఛందాయ సవిత్రే సవిత్ర ఆదిచ్ఛందాయ త్రయస్త్రిగుంశాయ ఆదిచ్ఛందాయ త్రయస్త్రిగుంశాయ త్రయస్త్రిగుంశాయాదిచ్ఛందాయాదిచ్ఛందాయ త్రయస్త్రిగుంశాయ రైవతాయ రైవతాయ త్రయస్త్రిగుంశాయాదిచ్ఛందాయాదిచ్ఛందాయ త్రయస్త్రిగుంశాయ రైవతాయ ఆదిఛందాయేత్యాది ఛందాయ త్రయస్త్రిగుంశాయ రైవతాయ రైవతాయ త్రయస్త్రిగుంశాయ త్రయస్త్రిగుంశాయ రైవతాయ శైశిరాయ శైశిరాయ రైవతాయ త్రయస్త్రిగుంశాయ త్రయస్త్రిగుంశాయ రైవతాయ శైశిరాయ త్రయస్త్రిగుంశాయేది త్రయః త్రిగుంశాయ రైవతాయ శైశిరాయ శైశిరాయ రైవతాయ రైవతాయ శైశిరాయ ద్వాదశకపాలో ద్వాదశకపాల శైశిరాయ రైవతాయ రైవతాయ శైశిరాయ ద్వాదశకపాలః శైశిరాయ ద్వాదశకపాలో ద్వాదశకపాల శైశిరాయ శైశిరాయ ద్వాదశకపాలోదిత్య అదిత్యై ద్వాదశకపాల శైశిరాయ శైశిరాయ ద్వాదశకపాలోదిత్యై ద్వాదశకపాలోదిత్యాదిత్యై ద్వాదశకపాలో ద్వాదశకపాలోదిత్యై విష్ణువత్యై విష్ణువత్యాదిత్యై ద్వాదశకపాలో ద్వాదశకపాలోదిత్యై విష్ణువత్యై ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల అదిత్యై విష్ణువత్యై విష్ణువత్యా అదిత్యా అదిత్యై విష్ణువత్యై జలశ్చరుర్విష్ణువత్యా అదిత్యా అదిత్యై విష్ణువత్యై జలు విష్ణువత్యై జలశ్చరుర్విష్ణువత్యై విష్ణువత్యై జలరగ్నయేగ్నయే జలుర్విష్ణువత్యై విష్ణువత్యై జలరగ్నయే విష్ణువత్యా ఇది విష్ణుపత్యై చరురగ్నయేగ్నయే జలశ్చరురగ్నయే వైశ్వానరాయ వైశ్వానరాయాగ్నయే జలశ్చరురగ్నయే వైశ్వానరాయ అగ్నయే వైశ్వానరాయ వైశ్వానరాయాగ్నయేగ్నయే వైశ్వానరాయ ద్వాదశకపాలో ద్వాదశకపాలో వైశ్వానరాయాగ్నయేగ్నయే వైశ్వానరాయ ద్వాదశకపాల వైశ్వానరాయ ద్వాదశకపాలో ద్వాదశకపాలో వైశ్వానరాయ వైశ్వానరాయ ద్వాదశకపాలోనుమత్యా అనుమత్యై ద్వాదశకపాలో వైశ్వానరాయ వైశ్వానరాయ ద్వాదశకపాలోనుమత్యై ద్వాదశకపాలోనుమత్యా అనుమత్యై ద్వాదశకపాలో ద్వాదశకపాలోనుమత్యై చరుశ్చరుమత్యై ద్వాదశకపాలో ద్వాదశకపాలోనుమత్యై చరు ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల అనుమత్యే చరశ్చరోనుమత్యా అనుమత్యే జరకాయ కాయశ్చరోనుమత్యా అనుమత్యే జరకాయ అనుమత్యానుమత్యై చరకాయ కాయశ్చరశ్చరకాయ ఏకగపాల ఏకగపాల కాయశ్చరశ్చరకాయ ఏకగపాల కాయ ఏకగపాల ఏకగపాల కాయకాయ ఏకగపాల ఏకగపాల ఇత్యేకగపాల యో వై వయ్యో యో వా అగ్నావగ్నౌ వయ్యో యో వా అగ్నౌ వా అగ్నావగ్నౌ వై వా అగ్నావగ్నిరగ్నిరగ్నౌ వై వా అగ్నావగ్ని అగ్నావగ్నిరగ్నిరగ్నావగ్నః ప్రహ్రియతే ప్రహ్రియతే అగ్నిరగ్నావగ్నావగ్నః ప్రహ్రియతే అగ్నిః ప్రహ్రియతే ప్రహ్రియతే అగ్నిరగ్నిః ప్రహ్రియతే యోయః ప్రహ్రియతే అగ్నిరగ్నిః ప్రహ్రియతే యః ప్రహ్రియతే యోయః ప్రహ్రియతే ప్రహ్రియతే యశ్చ దయః ప్రహ్రియతే ప్రహ్రియతే యశ్చ ప్రహ్రియత ఇది ప్రహ్రియతే యశ్చ జయో యశ్చ సోమః సోమశ్చ యో యశ్చ సోమః తథోమస్వామశ్చ తథోమోరాజా రాజా సోమశ్చ తథోమోరాజా సోమోరాజా జాతయోస్తయో రాజా సోమస్వమోరాజాతయో ఓహ రాజాతయోస్తయో రాజా రాజాతయో రేష ఏషతయో రాజా రాజాతయో రేష తయో రేష ఏషతయోస్తయో రేష ఆదిత్యమాదిత్యమేష తయోస్తయో రేష ఆదిత్యం ఏష ఆదిత్యమాదిత్యమేష ఏష ఆదిత్యం యద్యదాదిత్యమాదిత్యం యదగ్ని సోమీయో అగ్ని సోమీయో యదాదిత్యమాదిత్యం యదగ్ని సోమీయ ఏష అగ్ని సోమీయో అగ్ని సోమీయో యద్యదగ్ని సోమీయో తథా అగ్ని సోమీయో యద్యదగ్ని సోమీయో అగ్ని సోమీయో తథా అగ్ని సోమీయో అగ్ని సోమీయో థైష అగ్నిశోమీయ ఇత్యగ్ని సోమీయ అథైష ఏషో థా థైష రుద్రో రుద్ర ఏషో థా థైష రుద్ర ఏష రుద్రో రుద్ర ఏష ఏష రుద్రో యో యో రుద్ర ఏష ఏష రుద్రో యః రుద్రో యో యో రుద్ర రుద్రో యశ్చీయతే చీయతే యో రుద్రో రుద్రో యశ్చీయతే యశ్చీయతే చీయతే యో యశ్చీయతే యద్యశ్చీయతే యో యశ్చీయతే యద్యచ్చీయతే యో యశ్చీయతే యద్ చీయతే యద్యచ్చీయతే చీయతే యత్సంచితే సంచితే యచ్చీయతే చీయతే యత్సంచితే యత్సంచితే సంచితే యజ్ఞవగ్నౌ సంచితే యజ్ఞవేతాన్యేతాన్యగ్నౌ సంచితే సంచితే యజ్ఞవేతాని సంచిత ఇది సంచితే అగ్నావేతాన్యేతాన్యగ్నావగ్నావేతాని హవీగుంషి హవీగుష్యేతాన్యగ్నావగ్నావేతాని హవీగుంషి ఏతాని హవీగుంషి హవీగుష్యేతాన్యేతాని హవీగుంషిణన్ హవీగుష్యేతాన్యేతాని హవీగుంషిణ హవీగుంషిణన హవీగుంషి హవీగుంషిణ నిర్వపేర్ నిర్వపేర్న హవీగుంషి హవీగుంషిణ నిర్వపేర్ నిర్వపేర్ నిర్వపేర్న నిర్వపేర్ దేశ ఏష నిర్వపేర్న నిర్వపేర్ దేశ నిర్వపేర్ దేశ ఏష నిర్వపేర్ నిర్వపేర్ దేశ ఏవ ఇవైష నిర్వపేర్ నిర్వపేర్ దేశ ఏవ నిర్వపేదితి నిర్వపేద్ ఏష ఏవైష ఏష ఏవ రుద్రో రుద్ర ఏవైష ఏష ఏవ రుద్ర ఏవ రుద్రో రుద్ర ఏవైవ రుద్రో శాంతో శాంతో రుద్ర ఏవైవ రుద్రో శాంత రుద్రో శాంతో శాంతో రుద్రో రుద్రో శాంత ఉపోత్థాయో ఉపోత్థాయ శాంతో రుద్రో రుద్రో శాంత ఉపోత్థాయ శాంతౌ బోత్య బోత్య శాంతో శాంతౌ బోత్య ప్రజా ప్రజాముపోత్య శాంతో శాంతౌ బోత్య ప్రజా గోత్య ప్రజా ప్రజాముపోత్య బోత్య ప్రజా పశూన్ పశూన్ ప్రజాముపోత్య బోత్య ప్రజా పశూన్ ఉపోత్యేత్యుపాయ ప్రజా పశూన్ పశూన్ ప్రజా ప్రజా పశూన్ యజమానస్ పశూన్ ప్రజా ప్రజా పశూన్ యజమానస్ ప్రజామిది ప్రజా పశూనైజమానస్ పశూన్ పశూనైజమానస్భ్యమిగమానస్ పశూన్ పశూనైజమానస్యాభిమన్యేతమన్యేతాభిజమానస్యజమానస్యాభిమన్యేత అభిమన్యేతమన్యేతాభ్యభిమన్యేతయజ్జన్మన్యేతాభ్యభిమన్యేతయత్ మన్యేతయజ్జన్మన్యేతమన్యేతయత్సంచితే సంచితే జన్మన్యేతమన్యేతయత్సంచితే సంచితేయజ్ఞావ్నౌ సంచితేయజ్ఞావేతాన్యేతాన్యగ్నౌ సంచితే సంచితేయజ్ఞావేతాని సంచిరేతాన్యేతాన్యగ్నావేతాని హవీగుంషి హవీగుష్యేతాన్యగ్నావ్నావేతాని హవీగుంషి ఏతాని హవీగుంషి హవీగుష్యేతాన్యేతాని హవీగుంషి నర్భవతి నర్భవతి హవీగుష్యేతాన్యేతాని హవీగుంషి నర్భవతి హవీగుంషి నర్భవతి నర్భవతి హవీగుంషి హవీగుంషి నర్భవతి భాగధేయేన భాగధేయేన నర్భవతి హవీగుంషి హవీగుంషి నర్భవతి భాగధేయేన నర్భవతి భాగధేయేన భాగధేయేన నర్భవతి నర్భవతి భాగధేయేన నైవైవ భాగధేయేన నర్భవతి నర్భవతి భాగధేయేనైవ నిర్భవతీతి నిహితవతి భాగధేయేనైవైవ భాగధేయేన భాగధేయేనైవైనమేనమేవ భాగధేయేన భాగధేయేనైవైనం భాగధేయేనేతి భాగాధేయేన ఏవైనమేనమేవైవైనకు శమయతి శమయత్యేన మేవైవైనకు శమయతి ఏనకు శమయతి శమయత్యేన మేనకు శమయతి నన శమయత్యేన మేనకు శమయతి న శమయతి నన శమయతి శమయతి నాస్యాశ్యన శమయతి శమయతి నాస్య నాస్యాశ్యననాస్య రుద్రో రుద్రోశ్యననాస్య రుద్ర అస్య రుద్రో రుద్రోస్యాస్య రుద్రో శాంతో శాంతో రుద్రోస్యాస్య రుద్రో శాంత రుద్రో శాంతో శాంతో రుద్రో రుద్రో శాంతౌ బోత్య బోత్య శాంతో రుద్రో రుద్రో శాంతౌ బోత్య అశాంతౌ బోత్య బోత్య శాంతో శాంతౌ బోత్య ప్రజా ప్రజాము బోత్య శాంతో శాంతౌ బోత్య ప్రజా బోత్య ప్రజా ప్రజాము బోత్య బోత్య ప్రజా పశూన్ పశూన్ ప్రజాము బోత్య బోత్య ప్రజా పశూన్ బోత్యేత్రిపాయ ప్రజా పశూన్ పశూన్ ప్రజా ప్రజా పశూనభ్యభి పశూన్ ప్రజా ప్రజా పశూనభి ప్రజామిది ప్రజా పశూనభ్యభి పశూన్ పశూనభిమన్యతే మన్యతేభి పశూన్ పశూనభిమన్యతే అభిమన్యతే మన్యతేభ్యభిమన్యతే దశ దశ మన్యతేభ్యభిమన్యతే దశ మన్యతే దశ దశ మన్యతే మన్యతే దశ హవీగుంషి హవీగుంషి దశ మన్యతే మన్యతే దశ హవీగుంషి దశ హవీగుంషి హవీగుంషి దశ దశ హవీగుంషి భవంతి భవంతి హవీగుంషి దశ దశ హవీగుంషి భవంతి హవీగుంషి భవంతి భవంతి హవీగుంషి హవీగుంషి భవంతి నవ నవ భవంతి హవీగుంషి హవీగుంషి భవంతి నవ భవంతి నవ నవ భవంతి భవంతి నవ వై వై నవ భవంతి భవంతి నవ వై నవ వై వై నవ నవ వై పురుషే పురుషే వై నవ నవ వై పురుషే వై పురుషే పురుషే వై వై పురుషే ప్రాణా ప్రాణా పురుషే వై వై పురుషే ప్రాణా పురుషే ప్రాణా ప్రాణా పురుషే పురుషే ప్రాణానాభిర్నాభి ప్రాణా పురుషే పురుషే ప్రాణానాభి ప్రాణానాభిర్నాభి ప్రాణా ప్రాణానాభిర్దశమే దశమేనాభి ప్రాణా ప్రాణానాభిర్దశమే ప్రాణాది ప్రాణాభిర్దశమే దశమేనాభిర్నాభిర్దశమే ప్రాణాన్ ప్రాణాన్ దశమేనాభిర్నాభిర్దశమే ప్రాణాన్ దశమే ప్రాణాన్ ప్రాణాన్ దశమే దశమే ప్రాణానేవ ప్రాణాన్ దశమే దశమే ప్రాణానేవ ప్రాణానేవ ప్రాణాన్ ప్రాణానేవ యజమానే యజమాన ఏవ ప్రాణాన్ ప్రాణానేవ యజమానే ప్రాణానిది ప్రాణాన్ ఏవమానే యజమాన ఏవమానే దాతి దాతి యజమాన ఏవమానే దాతి యజమానే దాతి దాతి యజమానే యజమానే దాత్యథో అథో దాతి యజమానే యజమానే దాత్యథో దాత్యథో అథో దాతి దాత్యథో దశాక్షరా దశాక్షరాథో దాతి దాత్యథో దశాక్షరా దిశామభిజిత్యా ఏతయా అభిజిత్యా ఏతయైతయాభిజిత్యా అభిజిత్యా ఏతయా వై వా ఏతయాభిజిత్యా అభిజిత్యా ఏతయా వై అభిజిత్యా ఇత్యభి ఏతయా వై వా ఏతయైతయా వా ఇంద్రమింద్రం వా ఏతయైతయా వా ఇంద్రం వా ఇంద్రమింద్రం వై వా ఇంద్రం దేవా దేవా ఇంద్రం వై వా ఇంద్రం దేవా ఇంద్రం దేవా దేవా ఇంద్ర ఇంద్రం దేవా అయాజయన్ అయాజయన్ దేవా ఇంద్రమింద్రం దేవా అయాజయన్ దేవా అయాజయన్ అయాజయన్ దేవా దేవా అయాజయన్ తస్మాత్ తస్మాదయాజయన్ దేవా దేవా అయాజయన్ తస్మాత్ అయాజయన్ తస్మాత్ తస్మాదయాజయన్ అయాజయన్ తస్మాదింద్రసభ ఇంద్రసభస్తస్మాదయాజయన్ అయాజయన్ తస్మాదింద్రసభ తస్మాదింద్రసభ ఇంద్రసభస్తస్మాత్ తస్మాదింద్రసభ ఏతయైతయేంద్రసభస్తస్మాత్ తస్మాదింద్రసభ ఏతయా ఇంద్రసభ ఏతయైతయేంద్రసభ ఇంద్రసభ ఏతయామను మనుమేతయేంద్రసభ ఇంద్రసభ ఏతయామను ఇంద్రసభ ఇది ఇంద్రసభ ఏతయామను మనుమేతయైతయామను మనుష్యా మనుష్యామనుమేతయైతయామను మనుష్యా మనుం మనుష్యా మనుష్యామను మనుం మనుష్యాస్తస్మాత్తస్మాన్ మనుష్యామను మనుం మనుష్యాస్తస్మాత్ మనుష్యాస్తస్మాత్తస్మాన్ మనుష్యా మనుష్యాస్తస్మాన్ మనుసవో మనుసవస్తస్మాన్ మనుష్యా మనుష్యాస్తస్మాన్ మనుసవ తస్మాన్ మనుసవో మనుసవస్తస్మాత్తస్మాన్ మనుసవో యథా యథా మనుసవస్తస్మాత్తస్మాన్ మనుసవో యథా మనసవో యథాయథా మనసవో మనసవో యథేంద్ర ఇంద్రో యథా మనసవో మనసవో యథేంద్ర మనసవ ఇది మనుసవ యథేంద్ర ఇంద్రో యథా యథేంద్రో దేవానాం దేవానామింద్రో యథా యథేంద్రో దేవానాం ఇంద్రో దేవానాం దేవానామింద్ర ఇంద్రో దేవానాయ్యథాయథా దేవానామింద్ర ఇంద్రో దేవానాయ్యథా దేవానాయ్యథాయథా దేవానాం దేవానాయ్యథామనుర్మనుర్యథా దేవానాం దేవానాయ్యథామను యథామనుర్మనుర్యథాయ థామనుర్మనుష్యాణాం మనుష్యాణాం మనుర్యథాయ థామనుర్మనుష్యాణాం మనుర్మనుష్యాణాం మనుష్యాణాం మనుర్మనుర్మనుష్యాణామేవమేవం మనుష్యాణాం మనుర్మనుర్మనుష్యాణామేవం మనుష్యాణామేవమేవం మనుష్యాణాం మనుష్యాణామేవం భవతి భవత్యేవం మనుష్యాణాం మనుష్యాణామేవం భవతి ఏవం భవతి భవత్యేవమేవం భవతి యో యో భవత్యేవమేవం భవతి యః భవతి యో యో భవతి భవతి య ఏవమేవం యో భవతి భవతి య ఏవం ఏవమేవం యోయ ఏవం విద్వాన్ ఏవం యోయ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం యైతయా విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ఏవం విద విశ్వేష్టాయుజతే దిగ్వదీ యజతే దిగ్వదేర్దిగ్వదేర్యజతే దిగ్వదే పురోనువాక్యా పురోనువాక్యా దిగ్వదేర్యజతే యజతే దిగ్వదే పురోనువాక్యా దిగ్వదే పురోనువాక్యా పురోనువాక్యా దిగ్వదేర్దిగ్వదే పురోనువాక్యా భవంతి భవంతి పురోనువాక్యా దిగ్వదేర్దిగ్వదే పురోనువాక్యా భవంతి దిగ్వదేరి దిగ్వదీ పురాణవాక్యా భవంతి భవంతి పురాణవాక్యా పురాణవాక్యా భవంతి సర్వాసాం సర్వాసాం భవంతి పురాణవాక్యా పురాణవాక్యా భవంతి సర్వాసాం పురాణవాక్యా ఇతి పురః అనువాక్యా భవంతి సర్వాసాం సర్వాసాం భవంతి భవంతి సర్వాసాం దిశాం దిశాగం సర్వాసాం భవంతి భవంతి సర్వాసాం దిశాం సర్వాసాం దిశాం దిశాగం సర్వాసాం సర్వాసాం దిశామభిజిత్య అభిజిత్యీ దిశాగం సర్వాసాం సర్వాసాం దిశామభిజిత్యీ దిశామభిజిత్యా అభిజిత్యే దిశాం దిశామభిజిత్యే అభిజిత్యాభిజితి ప్రాణత ప్రాణతో యోయ ప్రాణతో నిమిషతో నిమిషత ప్రాణతో యోయ ప్రాణతో నిమిషత ప్రాణతో నిమిషతో నిమిషత ప్రాణత ప్రాణతో నిమిషతో మహిత్వా మహిత్వా నిమిషత ప్రాణత ప్రాణతో నిమిషతో మహిత్వా ప్రాణత ఇది ప్రాణత నిమిషతో మహిత్వా మహిత్వా నిమిషతో నిమిషతో మహిత్వైక ఏకో మహిత్వా నిమిషతో నిమిషతో మహిత్వైక నిమిషత ఇది నిమిషత మహిత్వైక ఏకో మహిత్వా మహిత్వైక ఇది రేకో మహిత్వా మహిత్వైక ఇది మహిత్వేది మహిత్వా ఏక ఇది రేఖ ఏక ఇద్రాజారాజేక ఏక ఇద్రాజారాజేద్రాజా జగతో జగతో రాజేద్రాజా జగత రాజా జగతో జగతో రాజా రాజా జగతో బభూవ బభూవ జగతో రాజా రాజా జగతో బభూవ జగతో బభూవ బభూవ జగతో జగతో బభూవ బభూవేది బభూవ ఏ ఈశ ఈశే యోయ ఈశే అస్యా శేషే యోయ ఈశే అస్యా ఈశే అస్యాశేష ఈశే అస్య ద్విపదో ద్విపదో అస్యేష ఈశే అస్య ద్విపద అస్య ద్విపదో ద్విపదో అస్యాస్య ద్విపదశ్చతుష్పదశ్చతుష్పదో ద్విపదో అస్యాస్య ద్విపదశ్చతుష్పద ద్విపదశ్చతుష్పదశ్చతుష్పదో ద్విపదో ద్విపదశ్చతుష్పదః కస్మై కస్మై చతుష్పదో ద్విపదో ద్విపదశ్చతుష్పదః కస్మై ద్విపద ఇది ద్వీపద చతుష్పదః కస్మై కస్మై చతుష్పదశ్చతుష్పదః కస్మై దేవాయ దేవాయ కస్మై చతుష్పదశ్చతుష్పదః కస్మై దేవాయ చతుష్పద కస్మై దేవాయ దేవాయ కస్మై కస్మై దేవాయ హవిషా హవిషా దేవాయ కస్మై కస్మై దేవాయ హవిషా దేవాయ హవిషా హవిషా దేవాయ దేవాయ హవిషా విధేమ విధేమ హవిషా దేవాయ దేవాయ హవిషా విధేమ హవిషా విధేమ విధేమ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ ఉపయామగృహీతోస్యుపయామగృహీత ఉపయామగృహీతో ప్రజాపతయే ప్రజాపతయేస్యుపయామగృహీత ఉపయామగృహీతోసి ప్రజాపతయే ఉపయామగృహీత ఇత్యుపయామగృహీత ప్రజాపతయే ప్రజాపతయేస్యసి ప్రజాపతయే ప్రజాపతయేస్యసి ప్రజాపతయే ప్రజాపతయే ప్రజాపతయే ద్వాజిష్టం జిష్టం ద్వా ప్రజాపతయే ప్రజాపతయే ద్వాజిష్టం ప్రజాపతయ ఇది ప్రజాపతయే ద్వాజిష్టం జిష్టం ద్వా ద్వాజిష్టం గృహ్ణామి గృహ్ణామి జిష్టం ద్వా ద్వాజిష్టం గృహ్ణామి జిష్టం గృహ్ణామి గృహ్ణామి జిష్టం జిష్టం గృహ్ణామి తస్య గృహ్ణామి జిష్టం జిష్టం గృహ్ణామి తస్య గృహ్ణామి తస్య గృహ్ణామి గృహ్ణామి దస్యతే దేవస్య గృహ్ణామి గృహ్ణామి దస్యతే ద్యోర్మహిమా నక్షత్రాని నక్షత్రాని మహిమా ద్యోర్జ్యోర్మహిమా నక్షత్రాని మహిమా నక్షత్రాని నక్షత్రాని మహిమా మహిమా నక్షత్రాని రూపకం రూపం నక్షత్రాని మహిమా మహిమా నక్షత్రాని రూపం నక్షత్రాని రూపకం రూపం నక్షత్రాని నక్షత్రాని రూపమాదిత్య ఆదిత్యో రూపం నక్షత్రాని నక్షత్రాని రూపమాదిత్య రూపమాదిత్య ఆదిత్యో రూపకం రూపమాదిత్యస్తే ఆదిత్యో రూపకం రూపమాదిత్యస్తే ఆదిత్యస్తేత ఆదిత్య ఆదిత్యస్తే తేజస్తేజస్త ఆదిత్య ఆదిత్యస్తే తేజ తే తేజస్తేజస్తే తేజస్తస్మై తస్మై తేజస్తే తేజస్తస్మై తేజస్తస్మై తస్మై తేజస్తేజస్తస్మై తేజస్తేజస్తస్మై తస్మైస్మైస్మైమహిమ్నే మహిమ్నే ద్వాదస్మై తస్మైమహిమ్నే తామహిమ్నే మహిమ్నే తామహిమ్నే ప్రజాపతయే ప్రజాపతయే మహిమ్నే తామహిమ్నే ప్రజాపతయే మహిమ్నే ప్రజాపతయే ప్రజాపతయే మహిమ్నే మహిమ్నే ప్రజాపతయే ప్రజాపతయే మహిమ్నే మహిమ్నే ప్రజాపతయే ప్రజాపతయే ప్రజాపతయే ప్రజాపతయే ప్రజాపతయ ఇది ప్రజాపతయే స్వాహేది స్వాహా ఆత్మదాయోయ ఆత్మదాపరదాపరదాయోయ ఆత్మదాపరదాయస్య విశ్వే విశ్వేయస్య బలదాపరదాయస్య విశ్వే బలదా ఇతి బలదా యస్య విశ్వే విశ్వేయస్య విశ్వ ఉపాసత ఉపాసతే విశ్వేయస్య విశ్వ ఉపాసతే విశ్వ ఉపాసత ఉపాసతే విశ్వే విశ్వ ఉపాసతే ప్రతిశం ప్రతిశం ఉపాసతే విశ్వే విశ్వ ఉపాసతే ప్రతిశం ఉపాసతే ప్రతిశం ప్రతిశం ఉపాసత ఉపాసతే ప్రతిశయస్య ప్రతిశం ఉపాసత ఉపాసతే ప్రతిశయస్య ఉపాసత ఇత్యుపాసతే ప్రతిశయస్య ప్రతిశం ప్రతిశయస్య దేవా దేవాయస్య ప్రతిశం ప్రతిశయస్య దేవా ప్రతిశమిది ప్రాశిషం యస్య దేవా దేవాయస్య దేవా దేవా ఇది దేవాస్య ఛాయా ఛాయాయస్య ఛాయామృతమృతం ఛాయాయస్య ఛాయామృతం ఛాయామృతమృతం ఛాయా ఛాయామృతం యస్యామృతం ఛాయా ఛాయామృతం యస్య అమృతం యస్యామృతమృతం యస్య మృత్యుర్మృత్యర్యస్యామృతమృతం యస్య మృత్యు యస్య మృత్యుర్మృత్యర్యస్య మృత్యః కస్మై కస్మై మృత్యుర్యస్యస్య మృత్యః కస్మై మృత్యః కస్మై కస్మై మృత్యుర్మృత్యః కస్మై దేవాయ దేవాయ కస్మై మృత్యుర్మృత్యః కస్మై దేవాయ కస్మై దేవాయ దేవాయ కస్మై కస్మై దేవాయ హవిషా హవిషా దేవాయ కస్మై కస్మై దేవాయ హవిషా దేవాయ హవిషా హవిషా దేవాయ దేవాయ హవిషా విధేమ విధేమ హవిషా దేవాయ దేవాయ హవిషా విధేమ హవిషా విధేమ విధేమ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ ఉపయామగృహీతోస్యుపయామగృహీతోపయామగృహీతో ప్రజాపతయే ప్రజాపతయే శ్యుపయామగృహీతోపయామగృహీతో ప్రజాపతయే ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత విష్ణువర్ధేష్టా విష్ణుర్జిష్ణోర్ధేష్టా సభేయోర్ధేష్టా విష్ణుర్జిష్ణోర్ధేష్టా శ్రేయ

అర్వాగ్నిరగ్నిర్వార్వాగ్నిష్టేర్వార్వాగ్నిష్టే అగ్నిష్టేతేగ్నిరగ్నిష్టే వాజులవాజింతేగ్నిరగ్నిష్టే వాజిన్ ఏ వాజులవాజింతే వాజునయుం వాజింతే వాజునయుం వాజునయుం వాజును వాజునయుంగన్వనయుం వాజును వాజునయుంగను యుంగన్వనుయుంగన్వనుత్వాత్వానుయుంగన్వనుత్వాత్వానుయుంగన్వనుత్వాత్వాత్వానభేరభాత్వాత్వానభే హారభేరభారభే స్వస్తి స్వస్తిరభారభే స్వస్తి రభే స్వస్తి స్వస్తిరభేరభే స్వస్తిమామా స్వస్తిరభేరభే స్వస్తిమామా స్వస్తిరభేరభే స్వస్తిమామా స్వస్తిరభేరభే స్వస్తిమామా స్వస్తిరభేరభే స్వస్తిమామా స్వస్తిరభేరభే స్వస్తిమామా స్వస్తిరభేరభే స్వస్తిమామా స్వస్తిరభేరభే స్వస్తిమామా స్వస్తిరభేరభే స్వస్తిమామా స్వస్తిరభేరభే స్వస్తిమామా స్వస్తిరభేరభే స్వస్తిమామా స్వస్ మయి ధేహి శ్రోత్రం ధేహి మయి మయి ధేహి శ్రోత్రం శ్రోత్రజ్ఞశ్రోత్రం ధేయదే శ్రోత్రమస్తి శ్రోత్రం ధేయదే శ్రోత్రమతి శ్రోత్రమస్తి శ్రోత్రజ్ఞశ్రోత్రమతి శ్రోత్రజ్ఞశ్రోత్రమతి శ్రోత్రజ్ఞశ్రోత్రమతి శ్రోత్రం అధిశ్రోత్రజ్ఞశ్రోత్రమస్తి శ్రోత్రం మయమయశ్రోత్రమస్తి శ్రోత్రం మయి శ్రోత్రం మయమయశ్రోత్రజ్ఞశ్రోత్రం మయి ధేహి దేహి మయిశ్రోత్రజ్ఞశ్రోత్రం మయి ధేహి మయి ధేహి దేహి మయమయి ధేహ్యాయురాజిర్ధేహి మయమయి ధేహ్యాయు ధేహ్యాయురాజిర్ధేహి ధేహ్యాయురస్యాయుర్ధేహి ధేహ్యాయురది ఆయురస్యాయురాయురస్యాయురాయురస్యాయురాయురస్యాయు తస్యాయురాయురస్యాయుర్మయమయ్యాయురస్యాయుర్మయి ఆయుర్మయమయ్యాయురాయుర్మయి ధేహి ధేహి మయ్యాయురాయుర్మయి ధేహి మయి ధేహి ధేహి మయమయి ధేహి ధేహీది ధేహి జిజ్ఞబీజం బీజం జిజ్ఞబీజం వష్టావష్టా బీజం జిజ్ఞబీజం వష్టా బీజం వష్టావష్టా బీజం బీజం వష్టా పర్జన్య పర్జన్యో వష్టా బీజం బీజం వష్టా పర్జన్య వర్షాపర్జన్య పర్జన్యో వర్షావష్టా పర్జన్య పక్కా పక్కా పర్జన్యో వర్షావష్టా పర్జన్య పక్కా పర్జన్య పక్కా పక్కా పర్జన్య పక్కా సస్యమో సస్యం పక్కా పర్జన్య పక్కా సస్యం పక్కా సస్యమో సస్యం పక్కా పక్కా సస్యమోజ విప్పలాస్ విప్పలా సస్యం పక్కా పక్కా సస్యమోజ విప్పలా సస్యగోస విప్పలా సస్యగోసస్యగోస విప్పలా ఓషధయ ఓషధయస్ విప్పలా సస్యగోసస్యగోస విప్పలా ఓషధయ విప్పలా ఓషధయ ఓషధయస్ విప్పలాస్ విప్పలా ఓషధయస్వధి చరణాస్వధి చరణోషధయస్ విప్పలాస్ విప్పలా ఓషధయస్వధి చరణా సువిప్పలా ఇది విప్పలా ఓషధయస్వధి చరణాస్వధి చరణౌషధయ ఓషధయస్వధి చరణేయ వీర్ణస్వధి చరణౌషధయ ఓషధయస్వధి చరణేయం స్వధిచరణేయమియగ్రస్వధి చరణాస్వధి చరణేయగోసోపసదనస్వోపసదన ఇయగ్రస్వధి చరణాస్వధి చరణేయగోసోపసదన సధికరణేదిషు అధికరణా ఇయగోసోపసదనస్వోపసదన ఇయమియగోసోపసదనో అగ్నిరగ్నిస్వోపసదన ఇయమియగోసోపసదనో అగ్ని సోపసదనో అగ్నిరగ్నిస్వోపసదనస్వోపసదనో అగ్నిస్వధ్యక్షగ్నిస్వధ్యక్షమగ్నిస్వోపసదనస్వోపసదనో అగ్నిస్వధ్యక్షం ఉపసదన ఇది ఉపసదన అగ్నిస్వధ్యక్షగ్రస్వధ్యక్షమగ్నిరగ్నిస్వధ్యక్షమంతరిక్షమంతరిక్షగ్రస్వధ్యక్షమగ్నిరగ్నిస్వధ్యక్షమంతరిక్షం సధ్యక్షమంతరిక్షమంతరిక్షగ్రస్వధ్యక్షగ్రస్వధ్యక్షమంతరిక్షగోసు అధ్యక్షం అంతరిక్షగోసు పావస్సు పావో అంతరిక్షమంతరిక్షగోసు పావః పవమాన పవమానస్సు పావో అంతరిక్షమంతరిక్షగోసు పావః పవమాన సుభావః పవమాన పవమానస్సు పావస్సు పావః పవమానస్సోపస్థానోపస్థాన పవమానస్సు పావస్సు పావః పవమానస్సోపస్థాన సుభావ ఇది పావ అవమానస్సోపస్థానోపస్థాన పవమాన పవమానస్సోపస్థానాద్యోర్జోస్సోపస్థాన పవమాన పవమానస్సోపస్థానాద్యోర్జోస్సోపస్థానాద్యో శివము శివం ద్యోస్సోపస్థానాసోపస్థానాద్యో శివం సోపస్థానే ఉపస్థానా ద్యో శివము శివం జ్యోర్జో శివమసావసో శివం జ్యోర్జో శివమసౌ శివమసావసౌ శివగో శివమసౌతపంతపన్నసౌ శివగో శివమసౌతపన్న అసౌతపంతపన్నసావసౌతపన యథాపూర్వ్యథాపూర్వంతపన్నసావసౌతపనయథాపూర్వంతపన్నసావసౌతపనయథాపూర్వంతపంతపనయథాపూర్వమహోరాత్రే అహోరాత్రే యథాపూర్వంతపంతపనయథాపూర్వమహోరాత్రే యథాపూర్వమహోరాత్రే అహోరాత్రే యథాపూర్వ్యథాపూర్వమహోరాత్రే పంచదశిన పంచదశినోహోరాత్రే యథాపూర్వ్యథాపూర్వమహోరాత్రే పంచదశిన యథాపూర్వమిది యథాపూర్వం అహోరాత్రే పంచదశిన పంచదశినోహోరాత్రే అహోరాత్రే పంచదశినోర్ధమాసార్ధమాసా పంచదశినోహోరాత్రే అహోరాత్రే పంచదశినోర్ధమాసా అహోరాత్రే ఇత్యహ రాత్రే పంచదశినోర్ధమాసార్ధమాసా పంచదశిన పంచదశినోర్ధమాసా త్రిగుంశిన త్రిగుంశినోర్ధమాసా పంచదశిన పంచదశినోర్ధమాసా త్రిగుంశిన పంచదశిన ఇది పంచదశిన

అష్టాకపాల ఇంద్రాయేంద్రాయాష్టాకపాలోష్టాకపాల ఇంద్రాయాగో హోమచే గో హోమచ ఇంద్రాయాష్టాకపాలోష్టాకపాల ఇంద్రాయాగో హోమచే అష్టాకపాల ఇత్యష్టాకపాల ఇంద్రాయాగో హోమచే గో హోమచ ఇంద్రాయేంద్రాయాగో హోమచ ఏకాదశకపాల ఏకాదశకపాలో గో హోమచ ఇంద్రాయేంద్రాయాగో హోమచ ఏకాదశకపాల అగోహోముచ ఏకాదశకపాల ఏకాదశకపాలో గు హోముచే గు హోముచ ఏకాదశకపాలో మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యామేకాదశకపాలో గు హోముచే గు హోముచ ఏకాదశకపాలో మిత్రావరుణాభ్యాం అగోహోముచ ఇత్యగోహముచే ఏకాదశకపాలో మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యామేకాదశకపాల ఏకాదశకపాల మిత్రావరుణాభ్యామా గోముభ్యామా గోముభ్యాం మిత్రావరుణాభ్యామేకాదశకపాల ఏకాదశకపాలో మిత్రావరుణాభ్యామా గోముభ్యాం ఏకాదశకపాల ఇత్యేకాదశకపాల మిత్రావరుణాభ్యామా గోముభ్యామా గోముభ్యాం మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యామా గోముభ్యాం పయస్యాపయస్యా గోముభ్యాం మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యామా గోముభ్యాం పయస్యా మిత్రావరుణాభ్యామిది మిత్రావరుణాభ్యాం ఆ గోముభ్యాం పయస్యాపయస్యా గోముభ్యామా గోముభ్యాం పయస్యా వాయోసా మిత్రో వాయోసా మిత్ర పయస్యా గోముభ్యామా గోముభ్యాం పయస్యా వాయోసా మిత్ర ఆ గోముభ్యామిత్యా గోముగోభ్యాం పయస్యా వాయోసా మిత్రో వాయోసా మిత్ర పయస్యాపయస్యా వాయోసా మిత్ర ఆ గోముభ్యామా గోముభ్యాం వాయోసా మిత్ర పయస్యాపయస్యా వాయోసా మిత్ర ఆ గోముభ్యాం వాయోసావిత్ర ఆ గోముభ్యామా గోముభ్యాం వాయోసావిత్రో వాయోసావిత్ర ఆ గోముభ్యాం చరశరురా గోముభ్యాం వాయోసావిత్రో వాయోసావిత్ర ఆ గోముభ్యాం చరు వాయోసావిత్ర ఇది వాయోసావిత్ర ఆ గోముభ్యాం చరశరురా గోముభ్యామా గోముభ్యాం చరరశ్విభ్యామశ్విభ్యాం చరురా గోముభ్యామా గోముభ్యాం చరరశ్విభ్యాం ఆ గోముభ్యామిత్యా గోముగోభ్యాం చరరశ్విభ్యామశ్విభ్యాంచరశ్చరరశ్విభ్యామా గోముభ్యామా గోముభ్యామశ్విభ్యాంచరశ్చరరశ్విభ్యామా గోముభ్యాం అశ్విభ్యామా గోముభ్యామా గోముభ్యామశ్విభ్యామశ్విభ్యామా గోముభ్యాం ధానా ధానా ఆ గోముభ్యామశ్విభ్యామశ్విభ్యామా గోముభ్యాం ధానా అశ్విభ్యామిత్యశ్విభ్యాం ఆ గోముభ్యాం ధానా ధానా ఆ గోముభ్యామా గోముభ్యాం ధానా మరుభ్య మరుభ్య ధానా ఆ గోముభ్యామా గోముభ్యాం ధానా మరుభ్య ఆ గోముభ్యామిత్యా గోముగోభ్యాం ధానా మరుభ్య మరుభ్య ధానా ధానా మరుభ్య ఏ నోముభ్య ఏ నోముభ్య మరుభ్య ధానా ధానా మరుభ్య ఏ నోముభ్య మరుభ్య ఏ నోముభ్య ఏ నోముభ్య మరుభ్య మరుభ్య ఏ నోముభ్య సప్తకపాల సప్తకపాల ఏ నోముభ్య మరుభ్య మరుభ్య ఏ నోముభ్య సప్తకపాల మరుభ్య ఇది మరుదుభ్య ఏ నోముభ్య సప్తకపాల సప్తకపాల ఏ నోముభ్య ఏ నోముభ్య సప్తకపాలో విశ్వేభ్యో విశ్వేభ్య సప్తకపాల ఏ నోముభ్య ఏ నోముభ్య సప్తకపాలో విశ్వేభ్య ఏ నోముభ్య ఇత్యే నోముగోభ్య సప్తకపాలో విశ్వేభ్యో విశ్వేభ్య సప్తకపాల సప్తకపాలో విశ్వేభ్యో దేవేభ్యో దేవేభ్యో విశ్వేభ్య సప్తకపాల సప్తకపాలో విశ్వేభ్యో దేవేభ్య సప్తకపాల ఇది సప్తకపాల విశ్వేభ్యో దేవేభ్యో దేవేభ్యో విశ్వేభ్యో విశ్వేభ్యో దేవేభ్య ఏ నోముభ్య ఏ నోముభ్యో దేవేభ్యో విశ్వేభ్యో విశ్వేభ్యో దేవేభ్య ఏ నోముభ్య దేవేభ్య ఏ నోముభ్య ఏ నోముభ్యో దేవేభ్యో దేవేభ్య ఏ నోముభ్యో ద్వాదశకపాలో ద్వాదశకపాల ఏ నోముభ్యో దేవేభ్యో దేవేభ్య ఏ నోముభ్యో ద్వాదశకపాల ఏ నోముభ్యో ద్వాదశకపాలో ద్వాదశకపాల ఏ నోముభ్య ఏ నోముభ్యో ద్వాదశకపాలో నమత్య అనుమత్యై ద్వాదశకపాల ఏ నోముభ్య ఏ నోముభ్యో ద్వాదశకపాలో నమత్యై ఏ నోముభ్య ఇత్యే నోముగోభ్య ద్వాదశకపాలో నమత్యా అనుమత్యై ద్వాదశకపాలో ద్వాదశకపాలో నమత్యై జలశ్వరుల నమత్యై ద్వాదశకపాలో ద్వాదశకపాలో నమత్యై జరు ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల అనుమత్యై జలశ్వరుల నమత్యా అనుమత్యై జరురగ్నయేగ్నయే జరుల నమత్యా అనుమత్యై జరురగ్నయే అనుమత్యా ఇత్యనుమత్యై చరురగ్నయేగ్నయే జరశ్వరురగ్నయే వైశ్వానరాయ వైశ్వానరాయాగ్నయే జరశ్వరురగ్నయే వైశ్వానరాయ అగ్నయే వైశ్వానరాయ వైశ్వానరాయాగ్నయేగ్నయే వైశ్వానరాయ ద్వాదశకపాలో ద్వాదశకపాలో వైశ్వానరాయాగ్నయేగ్నయే వైశ్వానరాయ ద్వాదశకపాల వైశ్వానరాయ ద్వాదశకపాలో ద్వాదశకపాలో వైశ్వానరాయ వైశ్వానరాయ ద్వాదశకపాలో ద్యావా పృథివీభ్యాం ద్యావా పృథివీభ్యాం ద్వాదశకపాలో వైశ్వానరాయ వైశ్వానరాయ ద్వాదశకపాలో ద్యావా పృథివీభ్యాం ద్వాదశకపాలోద్యావాపృథివీభ్యాం ద్యావాపృథివీభ్యాం ద్వాదశకపాలో ద్వాదశకపాలో ద్యావాపృథివీభ్యామగం హోముభ్యామగం ద్వాదశకపాలద్వాదశకపాలద్యావాపృథివీభ్యామగం హోముభ్యామగం హోముభ్యాం ద్యావాపృథివీభ్యాం ద్యావాపృథివీభ్యామగం హోముభ్యాం ద్వికపాలోద్వికపాలోమగం హోముభ్యాం ద్యావాపృథివీభ్యాం ద్యావాపృథివీభ్యామగం హోముభ్యాం ద్వికపాల ద్యావాపృథివీభ్యామిద్యాపృథివీభ్యాం అగం హోముభ్యాంద్వికపాలోద్వికపాలోగం హోముభ్యామగం హోముభ్యాం ద్వికపాల అగం హోముభ్యామిత్యగం హోముగోభ్యాం ద్వికపాల ఇది ద్వికపాల అగ్నయే సగం సమగ్నయేగ్నయే సమనమదనమత్సమగ్నయేగ్నయే సమనమద్ సమనమదనమత్సగం సమనమత్పృథివ్యై పృథివ్యా అనమత్సగం సమనమత్పృథివ్యై అనమత్పృథివ్యై పృథివ్యా అనమదనమత్పృథివ్యై సగం సంపృథివ్యా అనమదనమత్పృథివ్యై సమ్ పృథివ్యై సగం సంపృథివ్యై పృథివ్యై సమనమదనమత్సంపృథివ్యై పృథివ్యై సమనమద్ సమనమదనమత్సగం సమనమద్యథాయథానమత్సగం సమనమద్యథా అనమద్యథాయథానమదనమద్యథాగ్నిరగ్నిర్యథానమదనమద్యథాగ్ని యథాగ్నిరగ్నిర్యథాయథాగ్నిః పృథివ్యా పృథివ్యాగ్నిర్యథాయథాగ్నిః పృథివ్యా అగ్నిః పృథివ్యా పృథివ్యాగ్నిరగ్నిః పృథివ్యా సమనమత్ సమనమత్ పృథివ్యాగ్నిరగ్నిః పృథివ్యా సమనమద్ పృథివ్యా సమనమత్ సమనమత్ పృథివ్యా పృథివ్యా సమనమదేవమేవగుం సమనమత్ పృథివ్యా పృథివ్యా సమనమదేవం సమనమదేవమేవగు సమనమత్ సమనమదేవం మహ్యం మహ్యమేవగు సమనమత్ సమనమదేవం మహ్యం సమనమదితిషం అనమద్ ఏం మహ్యం మహ్యమేవమేవం మహ్యం భద్రా భద్రామహ్యమేవమేవం మహ్యం భద్రా మహ్యం భద్రా భద్రామహ్యం మహ్యం భద్రా సన్నదయ సన్నదయ భద్రామహ్యం మహ్యం భద్రా సన్నదయ భద్రా సన్నదయ సన్నదయ భద్రా భద్రా సన్నదయ సగుంసగు సన్నదయ భద్రా భద్రా సన్నదయ సమ్ సన్నదయ సగుం సగుం సన్నదయ సన్నదయ సన్నమందు నమందు సగుం సన్నదయ సన్నదయ సన్నమందు సన్నదయ ఇది సన్నమందు నమందు సగుం సన్నమందు వాయవే వాయవే నమందు సగుం సన్నమందు వాయవే నమందు వాయవే వాయవే నమందు నమందు వాయవే సగుం సం వాయవే నమందు నమందు వాయవే సం వాయవే సగుం సం వాయవే వాయవే సమనమదనమత్సం వాయవే వాయవే సమనమద సమనమదనమత్సగం సమనమదంతరిక్షాయాంతరిక్షాయానమత్సగం సమనమదంతరిక్షాయ అనమదంతరిక్షాయాంతరిక్షాయానమదనమదంతరిక్షాయ సగం సమంతరిక్షాయానమదనమదంతరిక్షాయ సమ్ అంతరిక్షాయ సగం సమంతరిక్షాయాంతరిక్షాయ సమనమదనమత్సమంతరిక్షాయాంతరిక్షాయ సమనమద్ సమనమదనమత్సగం సమనమద్యథాయథానమత్సగం సమనమద్యథా అనమద్యథాయథానమదనమద్యథాయుర్వాయుర్యథానమదనమద్యథాయుర్వాయురంతరిక్షేణాంతరిక్షేణవాయుర్యథాయథాయురంతరిక్షేణ సూర్యాయ సూర్యాయాంతరిక్షేణవాయుర్వాయురంతరిక్షేణ సూర్యాయ అంతరిక్షేణ సూర్యాయ సూర్యాయాంతరిక్షేణాంతరిక్షేణ సూర్యాయ సగుం సగుం సూర్యాయాంతరిక్షేణాంతరిక్షేణ సూర్యాయ సమ్ సూర్యాయ సగుం సగుం సూర్యాయ సూర్యాయ సమనమదనమత్సగుం సూర్యాయ సూర్యాయ సమనమద్ సమనమదనమత్సగుం సమనమద్దివే దివే నమత్సగుం సమనమద్దివే అనమద్దివే దివే నమదనమద్దివే సగుం సన్ దివే నమదనమద్దివే సమ్ దివే సగుం సన్ దివే దివే సమనమదనమత్సన్ దివే దివే సమనమద్ సమనమదనమత్సగుం సమనమద్యథాయథానమత్సగుం సమనమద్యథా అనవద్యథాయథానమదనమద్యథాసూర్యస్సూర్యోయథానమదనమద్యథాసూర్యః యథాసూర్యస్సూర్యోయథాయథాసూర్యో దివా దివాసూర్యోయథాయథాసూర్యో దివా సూర్యో దివా దివాసూర్యస్సూర్యోయథాయథాసూర్యో దివా చంద్రమసే చంద్రమసే దివాసూర్యస్సూర్యోయథాయథాసూర్యో దివా చంద్రమసే చంద్రమసే సగుంసం చంద్రమసే దివా దివా చంద్రమసే సమ్ చంద్రమసేసగుం సమనమన్నక్షత్రేభ్యో నక్షత్రేభ్యో నమత్సగుం సమనమన్నక్షత్రేభ్య అనమన్నక్షత్రేభ్యో నక్షత్రేభ్యో నమదనమన్నక్షత్రేభ్యస్తకూసన్నక్షత్రేభ్యో నమదనమన్నక్షత్రేభ్యస్తం నక్షత్రేభ్యస్తకూసన్నక్షత్రేభ్యో నక్షత్రేభ్యస్తమనమదనమత్సన్నక్షత్రేభ్యో నక్షత్రేభ్యస్తమనమద సమనమదనమత్సగుసమనమద్యథాయథానమత్సగుసమనమద్యథానమద్యథాయథానమదనమద్యథా చంద్రమాశ్చంద్రమాయథానమదనమద్యథా చంద్రమాశ్చంద్రమాయథాయథా చంద్రమానక్షత్రైర్నక్షత్రైశ్చంద్రమాయథాయథా చంద్రమానక్షత్రైః చంద్రమానక్షత్రైర్నక్షత్రైశ్చంద్రమాశ్చంద్రమానక్షత్రైర్వరుణాయ నక్షత్రైర్వరుణాయవరుణాయనక్షత్రైర్నక్షత్రైర్వరుణాయసగుంసంవరుణాయనక్షత్రైర్నక్షత్రైర్వరుణాయసం వరుణాయసగుంసంవరుణాయవరుణాయసమనమదనమత్సంవరుణాయవరుణాయసమనమద్ అధ్యస్తగుంసమధ్యోధ్యస్తమనమదనమత్సమధ్యోధ్యస్తమనమద్ అనమధ్యైత్యదోజ్ఞ సమనమదనమత్సగుంసమనమద్యథాయథానమత్సగుంసమనమద్యథా అనమధ్యథాయథానమదనమద్యథావరుణో వరుణోయథానమదనమద్యథావరుణ యథావరుణో వరుణోయథాయథావరుణోద్భిరద్భిర్వరుణోయథాయథావరుణోద్భి వరుణోద్భిరద్భిర్వరుణో వరుణోద్భిస్సాం నేతాం నేద్భిర్వరుణో వరుణోద్భిస్సాం నే అధ్యస్సాం నేతాం నేద్భిరద్భిస్సాం నేసగుంసగుంసాం నేద్భిరద్భిస్సాం నేసం అచేనమత్సగుంసగుంసాం నేసాం నేసమనమదనమత్సగుంసాం నేసాం నేసమనమద్ సమనమదనమత్సగుంసమనమదృశ అచేనమత్సగుంసమనమదృశే అనమదృశ అచేనమదనమదృశే సగుంసమృశేనమదనమదృశే సం అచే సగుంసమృచ అచే సమనమదనమత్సమృశ అచే సమనమద్ సమనమదనమత్సగుంసమనమద్యథాయథానమత్సగుంసమనమద్యథా అనమద్యథాయథానమదనమద్యథాసామసామయథానమదనమద్యథాసామ బ్రహ్మణే సగుంసం బ్రహ్మణే బ్రహ్మణే సమనమదనమత్సం బ్రహ్మణే బ్రహ్మణే సమనమద సమనమదనమత్సగుంసమనమక్షత్రాయ క్షత్రాయానమత్సగుంసమనమక్షత్రాయ అనమక్షత్రాయ క్షత్రాయానమదనమక్షత్రాయ సగుంసం క్షత్రాయానమదనమక్షత్రాయసం క్షత్రాయ సగుంసం క్షత్రాయ క్షత్రాయ సమనమదనమత్సం క్షత్రాయ క్షత్రాయ సమనమద సమనమదనమత్సగుంసమనమద్యథాయథానమత్సగుంసమనమద్యథా అనమద్యథాయథానమదనమద్యథా బ్రహ్మ బ్రహ్మయథానమదనమద్యథా బ్రహ్మ యథా బ్రహ్మ బ్రహ్మయథాయథా బ్రహ్మ క్షత్రేణ క్షత్రేణ బ్రహ్మయథాయథా బ్రహ్మ క్షత్రేణ బ్రహ్మ క్షత్రేణ క్షత్రేణ బ్రహ్మ బ్రహ్మ క్షత్రేణ రాజ్యే రాజ్యే క్షత్రేణ బ్రహ్మ బ్రహ్మ క్షత్రేణ రాజ్యే క్షత్రేణ రాజ్యే రాజ్యే క్షత్రేణ క్షత్రేణ రాజ్యే సగుంసగుం రాజ్యే క్షత్రేణ క్షత్రేణ రాజ్యే సం రాజ్యేసగుంసగుంరాజ్యే రాజ్యే సమనమదనమత్సగుంరాజ్యే రాజ్యే సమనమద సమనమదనమత్సగుంసమనమద్విషే విషేనమత్సగుంసమనమద్విషే అనమద్విషే విషేనమదనమద్విషే సగుంసం విషే విషేనమదనమద్విషే సం విషే సగుంసం విషే విషే సమనమదనమత్సం విషే విషేనమద సమనమదనమత్సగుంసమనమద్యథాయథానమత్సగుంసమనమద్యథా అనమద్యథాయథానమదనమద్యథా రాజా రాజాయథానమదనమద్యథా రాజా యథా రాజా విశా రాజాయథాయథా రాజా విశా రథాయ రథాయ విశా రథాయ రథాయ విశా రథాయ రథాయ విశా రథాయ సమనమదనమత్సగుంరథాయ రథాయ సమనమద సమనమదనమత్సగుంసమనమదశ్వేభ్యో అనమదశ్వేభ్యోశ్వేభ్యో నమదనమదశ్వేభ్యస్తగుంసమశ్వేభ్యో నమదనమదశ్వేభ్యస్తం అశ్వేభ్యస్తగుంసమశ్వేభ్యోశ్వేభ్యస్తమనమదనమత్సమశ్వేభ్యోశ్వేభ్యస్తమనమద యథారథోరథోయథాయథారథోశ్వైరశ్వైరథోయథాయథారథోశ్వై రథోశ్వైరశ్వైరథోరథోశ్వై ప్రజాపతయే ప్రజాపతయే శ్వైరథోరథోశ్వై ప్రజాపతయే అశ్వై ప్రజాపతయే ప్రజాపతయే శ్వేరశ్వై ప్రజాపతయే సకంసం ప్రజాపతయే శ్వేరశ్వై ప్రజాపతయేసం ప్రజాపతయే సకంసం ప్రజాపతయే ప్రజాపతయే సమనమదన వత్సం ప్రజాపతయే ప్రజాపతయే సమనమద్ ప్రజాపతయ ఇది ప్రజాపతయే సమనమదన మత్సగం సమనమద్భూతేభ్యో భూతేభ్యో నమత్సగం సమనమద్భూతేభ్య అనమద్భూతేభ్యో భూతేభ్యో నమదనమద్భూతేభ్యస్సగుంసం భూతేభ్యో నమదనమద్భూతేభ్యస్సం భూతేభ్యస్సగుంసం భూతేభ్యో భూతేభ్యస్సమనమదనమత్సం భూతేభ్యో భూతేభ్యస్సమనమద్ సమనమదనమత్సగం సమనమద్యథా యథానమత్సగం సమనమద్యథా అనమద్యథానమదనమద్యథా ప్రజాపతి ప్రజాపతిర్యథానమదనమద్యథా ప్రజాపతి యథా ప్రజాపతి ప్రజాపతిర్యథాయథా ప్రజాపతిర్భూతైర్భూతైర్ప్రజాపతిర్యథాయథా ప్రజాపతిర్భూతైః ప్రజాపతిర్భూతైర్భూతైః ప్రజాపతిః ప్రజాపతిర్భూతైః సమన సమనమద్భూతైః ప్రజాపతిః ప్రజాపతిర్భూతైః సమనమద్ ప్రజాపతిః ప్రజాపతిః భూతైః సమనమత్ సమనమద్భూతైర్భూతైః సమనమదేవమేవకం సమనమద్భూతైర్భూతైః సమనమదేవం సమనమదేవమేవకం సమనమత్ సమనమదేవం మహ్యం మహ్యమేవకం సమనమత్ సమనమదేవం మహ్యం సమనమదితి సమ్ అనమత్ ఏవం మహ్యం మహ్యమేవమేవం మహ్యం భద్రా భద్రా మహ్యమేవమేవం మహ్యం భద్రా మహ్యం భద్రా భద్రా మహ్యం మహ్యం భద్రా సన్నతయ సన్నతయో భద్రా మహ్యం మహ్యం భద్రా సన్నతయ భద్రాసన్నతయసన్నతయో భద్రా భద్రాసన్నతయస్సగుంసగం సన్నతయో భద్రా భద్రాసన్నతయస్సం సన్నతయస్సగుంసగం సన్నతయసన్నతయసన్నమంతనమంతసగం సన్నతయసన్నతయసన్నమంతు సన్నతయ ఇది సన్నతయ సన్నమంతు నమంతసగం సన్నమంతు నమంతితి నమంతు ఏతే తేయేయే దేవంధాన పంధానస్తేయేయే దేవంధాన దేవంధాన పంధానస్తే దేవంధాన సవిధ సవిధ పంధానస్తే దేవంధాన సవిధ పంధాన సవిధ సవిధ పంధాన పంధాన సవిధ పూర్వ్యాస పూర్వ్యాస సవిధ పంధాన పంధాన సవిధ పూర్వ్యాస సవిధ పూర్వ్యాస పూర్వ్యాస సవిధ సవిధ పూర్వ్యాసో రేణవో రేణవ పూర్వ్యాస సవిధ సవిధ పూర్వ్యాసో రేణవ పూర్వ్యాసో రేణవో రేణవ పూర్వ్యాస పూర్వ్యాసో రేణవో విదతావిదతా రేణవ పూర్వ్యాస పూర్వ్యాసో రేణవో విదతా రేణవో విదతావిదతా రేణవో రేణవో విదతా అంతరిక్షే అంతరిక్షే విదతా రేణవో రేణవో విదతా అంతరిక్షే విదతా అంతరిక్షే అంతరిక్షే విదతా విదతా అంతరిక్షే విదతా ఇది వితతః అంతరిక్ష ఇత్యంతరిక్షే తేర్నో నస్తేభిర్నో అద్యాద్య నస్తేభిర్నో అద్య నో అద్యాద్యనో నో అద్య పథిభిః పథిభిరజనో నో అద్య పథిభిః అద్య పథిభిః పథిభిరజ్యాద్య పథిభిః సృగేభిః సృగేభిః పథిభిరజ్యాద్య పథిభిః సృగేభిః పథిభిః సృగేభిః సృగేభిః పథిభిః పథిభిః సృగేభిరక్ష రక్ష సృగేభిః పథిభిః పథిభిః సృగేభిరక్ష పథిభిరిది పథిభిః సృగే భీరక్ష రక్ష సృగేభి సృగే భీరక్షాచిరక్ష సృగేభి సృగే భీరక్షాచ సృగేభిరితి సృగేభి రక్షాచిరక్ష రక్షాచ నోనశ్చరక్ష రక్షాచన చనోనశ్చ నో అధ్యధినశ్చ నో అధి నో అధ్యధి నో నో అధి చచాధి నో నో అధి చ అధి చచాధ్యధి చదేవ దేవ చాధ్యధి చదేవ చదేవ దేవ చచ దేవ బ్రూహి బ్రూహి దేవ చచ దేవ బ్రూహి దేవ బ్రూహి బ్రూహి దేవ దేవ బ్రూహి బ్రూహీతి బ్రూహి నమోగ్నయేగ్నయే నమో నమోగ్నయే పృథివిక్షితే పృథివిక్షితేగ్నయే నమో నమోగ్నయే పృథివిక్షితే అగ్నయే పృథివిక్షితే పృథివిక్షితేగ్నయేగ్నయే పృథివిక్షితే లోకస్పృతే లోకస్పృతే పృథివిక్షితేగ్నయేగ్నయే పృథివిక్షితే లోకస్పృతే పృథివిక్షితే లోకస్పృతే లోకస్పృతే పృథివిక్షితే పృథివిక్షితే లోకస్పృతే లోకం లోకం లోకస్పృతే పృథివిక్షితే పృథివిక్షితే లోకస్పృతే లోకం పృథివిక్షితే లోకస్పృతే లోకం లోకం లోకస్పృతే లోకస్పృతే లోకమస్మా అస్మై లోకం లోకస్పృతే లోకస్పృతే లోకమస్మై లోకస్పృత ఇది లోకాస్పృతే లోకమస్మా అస్మై లోకం లోకమస్మై యజమానాయ యజమానాయ అస్మై లోకం లోకమస్మై యజమానాయ అస్మై యజమానాయ యజమానాయాస్మా అస్మై యజమానాయ దేహి దేహి యజమానాయాస్మా అస్మై యజమానాయ దేహి యజమానాయ దేహి దేహి యజమానాయ యజమానాయ దేహి నమో నమో దేహి యజమానాయ యజమానాయ దేహి నమః దేహి నమో నమో దేహి దేహి నమో వాయవే వాయవే నమో దేహి దేహి నమో వాయవే నమో వాయవే వాయవే నమో నమో వాయవేంతరిక్షక్షితే వాయవే నమో నమో వాయవేంతరిక్షక్షితే వాయవేంతరిక్షక్షితే వాయవే వాయవేంతరిక్షక్షితే లోకస్పృతే లోకస్పృతేంతరిక్షక్షితే వాయవే వాయవేంతరిక్షక్షితే లోకస్పృతే అంతరిక్షక్షితే లోకస్పృతే లోకస్పృతేంతరిక్షక్షితే లోకస్పృతే లోకం లోకం లోకస్పృతేంతరిక్షక్షితేంతరిక్షక్షితే లోకస్పృతే లోకం అంతరిక్షక్షిత ఇత్యంతరిక్షాక్షితే లోకస్పృతే లోకం లోకం లోకస్పృతే లోకస్పృతే లోకమస్మా అస్మై లోకం లోకస్పృతే లోకస్పృతే లోకమస్మై లోకస్పృత ఇది లోకాస్పృతే లోకమస్మా అస్మై లోకం లోకమస్మై యజమానాయ యజమానాయ అస్మై లోకం లోకమస్మై యజమానాయ అస్మై యజమానాయ యజమానాయ అస్మా అస్మై యజమానాయ దేహి దేహి యజమానాయ అస్మా అస్మై యజమానాయ దేహి యజమానాయ దేహి దేహి యజమానాయ యజమానాయ దేహి నమో నమో దేహి యజమానాయ యజమానాయ దేహి నమః దేహి నమో నమో దేహి దేహి నమః సూర్యాయ సూర్యాయ నమో దేహి దేహి నమః సూర్యాయ నమ సూర్యాయ సూర్యాయ నమో నమ సూర్యాయ వీక్షితేది వీక్షితే సూర్యాయ నమో నమ సూర్యాయ వీక్షితే సూర్యాయ వీక్షితేది వీక్షితే సూర్యాయ సూర్యాయ వీక్షితే లోకస్పృతే లోకస్పృతేది వీక్షితే సూర్యాయ సూర్యాయ వీక్షితే లోకస్పృతే వీక్షితే లోకస్పృతే లోకస్పృతేది వీక్షితేది వీక్షితే లోకస్పృతే లోకం లోకం లోకస్పృతేది వీక్షితేది వీక్షితే లోకస్పృతే లోకం వీక్షిత ఇది వీక్షితే లోకస్పృతే లోకం లోకం లోకస్పృతే లోకస్పృతే లోకమస్మా అస్మై లోకం లోకస్పృతే లోకస్పృతే లోకమస్మై లోకస్పృత ఇది లోకాస్పృతే లోకమస్మా అస్మై లోకం లోకమస్మై యజమానాయ యజమానాయ అస్మై లోకం లోకమస్మై యజమానాయ అస్మై యజమానాయ యజమానాయ అస్మా అస్మై యజమానాయ దేహి దేహి యజమానాయ అస్మా అస్మై యజమానాయ దేహి యజమానాయ దేహి దేహి యజమానాయ యజమానాయ దేహి దేహి దేహి యో వై వయ్యో యో వా అశ్వస్యాశ్వస్య వయ్యో యో వా అశ్వస్య వా అశ్వస్యాశ్వస్య వై వా అశ్వస్య మేధ్యస్య మేధ్యస్యాశ్వస్య వై వా అశ్వస్య మేధ్యస్య అశ్వస్య మేధ్యస్య మేధ్యస్యాశ్వస్యాశ్వస్య మేధ్యస్య శిరశిరో మేధ్యస్యాశ్వస్యాశ్వస్య మేధ్యస్య శిర మేధ్యస్య శిరశిరో మేధ్యస్య మేధ్యస్య శిరో వేద వేద శిరో మేధ్యస్య మేధ్యస్య శిరో వేద శిరో వేద వేద శిరశిరో వేద శీరుషణ్వాన్ శీరుషణ్వాన్ వేద శిరశిరో వేద శీరుషణ్వాన్ వేద శీరుషణ్వాన్ శీరుషణ్వాన్ వేద వేద శీరుషణ్వాన్ మేధ్య మేధ్య శీరుషణ్వాన్ వేద వేద శీరుషణ్వాన్ మేధ్య శీరుషణ్వాన్ మేధ్య మేధ్య శీరుషణ్వాన్ శీరుషణ్వాన్ మేధ్య భవతి భవతి మేధ్య శీరుషణ్వాన్ శీరుషణ్వాన్ మేధ్య భవతి శీరుషణ్వాన్ మేధ్యో భవతి భవతి మేధ్యో మేధ్యో భవత్యుషా ఉషా భవతి మేధ్యో మేధ్యో భవత్యుషా భవత్యుషా ఉషా భవతి భవత్యుషా వై వా ఉషా భవతి భవత్యుషా వై ఉషా వై వా ఉషా ఉషా వా అశ్వస్యాశ్వస్య వా ఉషా ఉషా వా అశ్వస్య వా అశ్వస్యాశ్వస్య వై వా అశ్వస్య మేధ్యస్య మేధ్యస్యాశ్వస్య వై వా అశ్వస్య మేధ్యస్య అశ్వస్య మేధ్యస్య మేధ్యస్యాశ్వస్యాశ్వస్య మేధ్యస్య శిరశిరో మేధ్యస్యాశ్వస్యాశ్వస్య మేధ్యస్య శిర మేధ్యస్య శిరశిరో మేధ్యస్య మేధ్యస్య శిరస్సూర్య సూర్యశిరో మేధ్యస్య మేధ్యస్య శిరస్సూర్య శిరస్సూర్య సూర్య శిరశిరస్సూర్యశ్చక్షుశ్చక్షుశ్చక్షుశ్చక్షుర్వాతోవాదశ్చక్షుర్వాత చక్షుర్వాతో వాదశ్చక్షుశ్చక్షుర్వాత ప్రాణ ప్రాణో వాదశ్చక్షుశ్చక్షుర్వాత ప్రాణ వాత ప్రాణ ప్రాణో వాతో వాత ప్రాణశ్చంద్రమాశ్చంద్రమా ప్రాణో వాతో వాత ప్రాణశ్చంద్రమాశ్చంద్రమాశ్చంద్రమా ప్రాణ ప్రాణశ్చంద్రమా శ్రోత్రగ్రోత్రం చంద్రమా ప్రాణ ప్రాణశ్చంద్రమా శ్రోత్రం ప్రాణ ఇది ప్రాణ చంద్రమాశ్రోత్రగ్రోత్రం చంద్రమాశ్చంద్రమాశ్రోత్రం దిశో దిశ్రోత్రం చంద్రమాశ్చంద్రమాశ్రోత్రం దిశ శ్రోత్రం దిశో దిశ శ్రోత్రగ్రోత్రం దిశ పాదా పాదాదిశ శ్రోత్రగ్రోత్రం దిశ పాదాహ దిశ పాదా పాదాదిశో దిశ పాదా అవాంతర దిశ అవాంతర దిశ పాదాదిశో దిశ పాదా అవాంతర దిశ పాదా అవాంతరదిశా అవాంతరదిశా పాదా పాదా అవాంతరదిశా పరుషభ పరుషభోవాంతరదిశా పాదా పాదా అవాంతరదిశా పరుషభ అవాంతరదిశా పరుషభ పరుషభోవాంతరదిశా అవాంతరదిశా పరుషభో రాత్రే అహోరాత్రే పరుషభోవాంతరదిశా అవాంతరదిశా పరుషభోహోరాత్రే అవాంతరదిశా ఇత్యవాంతర దిశా పరుషభోహోరాత్రే అహోరాత్రే పరుషభ పరుషభోహోరాత్రే నిమేషో నిమేషోహోరాత్రే పరుషభ పరుషభోహోరాత్రే నిమేష అహోరాత్రే నిమేషో నిమేషోహోరాత్రే అహోరాత్రే నిమేషో అర్ధమాత అర్ధమాత నిమేషోహోరాత్రే అహోరాత్రే నిమేషో అర్ధమాత అహోరాత్రే ఇత్యహ రాత్రే నిమేషో అర్ధమాస అర్ధమాస నిమేషో నిమేషో అర్ధమాస పర్వాణి పర్వాణ్యర్ధమాస నిమేషో నిమేషో అర్ధమాస పర్వాణి నిమేష ఇది నిమేష అర్ధమాస పర్వాణి పర్వాణ్యర్ధమాస అర్ధమాస పర్వాణి మాస మాస పర్వాణ్యర్ధమాస అర్ధమాస పర్వాణి మాస అర్ధమాస ఇత్యర్థ మాస పర్వాణి మాస మాస పర్వాణి పర్వాణి మాస అసంధానాని సంధానాని మాస పర్వాణి పర్వాణి మాస అసంధానాని మాస అసంధానాని సంధానాని మాస మాస అసంధానాన్యతవ సంధానాని మాస మాస అసంధానాన్యతవ సంధానాన్యతవ అతవ సంధానాని సంధానాన్యతవోంగాన్యంగాన్యతవ సంధానాని సంధానాన్యతవోంగాని అసంధానానీతి సంధానాని అతవోంగాన్యంగా అన్యతవ అతవోంగాని సంవత్సర సంవత్సరోంగా అన్యతవ అతవోంగాని సంవత్సర అంగాని సంవత్సర సంవత్సరోంగాన్యంగాని సంవత్సర ఆత్మాత్మా సంవత్సరోంగాన్యంగాని సంవత్సర ఆత్మా సంవత్సర ఆత్మాత్మా సంవత్సర సంవత్సర ఆత్మా రశ్మయో రశ్మయ ఆత్మా సంవత్సర సంవత్సర ఆత్మా రశ్మయ సంవత్సర ఇది సంవత్సర ఆత్మా రశ్మయో రశ్మయ ఆత్మాత్మా రశ్మయ కేశాకేశ రశ్మయ ఆత్మాత్మా రశ్మయ కేశాకేశ రశ్మయో రశ్మయ కేశ నక్షత్రాణి నక్షత్రాణి కేశ రశ్మయో రశ్మయ కేశ నక్షత్రాణి కేశ నక్షత్రాణి నక్షత్రాణి కేశాకేశ నక్షత్రాణి రూపము రూపం నక్షత్రాణి కేశాకేశ నక్షత్రాణి రూపం నక్షత్రాణి రూపము రూపం నక్షత్రాణి నక్షత్రాణి రూపం తారకాస్తారకా రూపం నక్షత్రాణి నక్షత్రాణి రూపం తారకా రూపం తారకాస్తారకా రూపము రూపం తారకా అస్థాన్యస్థాని తారకా రూపము రూపం తారకా అస్థాని తారకా అస్థాన్యస్థాని తారకాస్తారకా అస్థాని నభో నభోస్థాని తారకాస్తారకా అస్థాని నభ అస్థాని నభో నభోస్థాన్యస్థాని నభో మాగుంసాని మాగుంసాని నభోస్థాన్యస్థాని నభో మాగుంసాని నభో మాగుంసాని మాగుంసాని నభో నభో మాగుంసాన్యోషధయ ఓషధయో మాగుంసాని నభో నభో మాగుంసాన్యోషధయ మాగుంసాన్యోషధయ ఓషధయో మాగుంసాని మాగుంసాన్యోషధయో లోమాని లోమాన్యోషధయో మాగుంసాని మాగుంసాన్యోషధయో లోమాని ఔషధయోగోమాన్యోషధయ ఔషధయోగోమాని వనస్పతయో వనస్పతయోగోమాన్యోషధయ ఔషధయోగోమాని వనస్పతయ లోమాని వనస్పతయో వనస్పతయోగోమాని లోమాని వనస్పతయో బాలా వనస్పతయో లోమాని లోమాని వనస్పతయో బాలా వనస్పతయో బాలా వనస్పతయో వనస్పతయో బాలా అగ్నిరగ్నిర్వాలా వనస్పతయో వనస్పతయో బాలా అగ్ని బాలా అగ్నిరగ్నిర్వాలా బాలా అగ్నిర్ముఖం ముఖమగ్నిర్వాలా బాలా అగ్నిర్ముఖం అగ్నిర్ముఖం ముఖమగ్నిరగ్నిర్ముఖం వైశ్వానరో వైశ్వానరో ముఖమగ్నిరగ్నిర్ముఖం వైశ్వానర ముఖం వైశ్వానరో వైశ్వానరో ముఖం ముఖం వైశ్వానరో వ్యాప్తం వ్యాప్తం వైశ్వానరో ముఖం ముఖం వైశ్వానరో వ్యాప్తం వైశ్వానరో వ్యాప్తం వ్యాప్తం వైశ్వానరో వైశ్వానరో వ్యాప్తము సముద్ర సముద్రో వ్యాప్తం వైశ్వానరో వైశ్వానరో వ్యాప్తము సముద్ర వ్యాప్తము సముద్ర సముద్రో వ్యాప్తం వ్యాప్తము సముద్ర ఉదరముదరకు సముద్రో వ్యాప్తం వ్యాప్తము సముద్ర ఉదరం వ్యాప్తమితి వ్యాప్తం సముద్ర ఉదరముదరకు సముద్ర సముద్ర ఉదరమంతరిక్షమంతరిక్షముదరకు సముద్ర సముద్ర ఉదరమంతరిక్షం ఉదరమంతరిక్షమంతరిక్షముదరముదరమంతరిక్షం వాయు పాయురంతరిక్షముదరముదరమంతరిక్షం వాయు అంతరిక్షం వాయు పాయురంతరిక్షమంతరిక్షం వాయుర్ద్యావా పృథివీ ద్యావా పృథివీ పాయురంతరిక్షమంతరిక్షం వాయుర్ద్యావా పృథివీ పాయుర్ద్యావా పృథివీద్యావా పృథివీ పాయుపాయుర్ద్యావా పృథివీ ఆండా భాండౌద్యావా పృథివీ పాయుపాయుద్యావా పృథివీ ఆండౌ ద్యావా పృథివీ ఆండా భాండౌద్యావా పృథివీద్యావా పృథివీ ఆండౌ గ్రావాగ్రావాండౌద్యావా పృథివీద్యావా పృథివీ ఆండౌ గ్రావా ద్యావా పృథివీద్యావా పృథివీ ఆండౌగ్రవాగ్రవాండా వాండౌగ్రవాషేపశ్యేపోగ్రవాండవాండౌగ్రవాషేపశ్యేపోగ్రవాగ్రవాషేపస్వమస్వమశ్యేపోగ్రవాగ్రవాషేపస్వమ శేపస్వమస్వమశ్యేపశ్యేపస్వమోరేతోరేతస్వమశ్యేపశ్యేపస్వమోరేత రేతోయ్యేతోరేతోయ్యంజ్యభ్యదేజ్యభ్యదేజ్యభ్యదేజ్యభ్యదేతత్తజ్జంజ్యభ్యదేజ్యభ్యదేతత్తజ్జంజ్యభ్యదేజ్యభ్యదేతద్విదత్తద్విద్యోదతే ద్యోదతే వితత్తద్విద్యోదతే విద్యోదతే ద్యోదతే విద్యోదతే విద్యోదతే విద్యోదతే విద్యోదతే యద్యద్యోదతే విద్యోదతే యద్ ద్యోదతేజ్యోదతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతేజ్యోనతే యన్మేహతి యన్మేహతి మేహతి యన్మేహతి తప్తన్మేహతి యన్మేహతి తత్ మేహతి తత్తన్మేహతి మేహతి తద్వరుషతి వరుషతి తన్మేహతి మేహతి తద్వరుషతి తద్వరుషతి వరుషతి తత్తద్వరుషతి వాక్ వాక్వరుషతి తత్తద్వరుషతి వాక్ వరుషతి వాక్ వాక్వరుషతి వరుషతి వాగేవైవ వాక్వరుషతి వరుషతి వాగేవ వాగేవైవ వాగ్వాగేవాస్యాశ్రీవ వాగ్వాగేవాస్య ఏవాస్యాశ్రీవైవాస్య వాగ్వాగస్యైవైవాస్య వాగ్ అస్య వాగ్వాగస్యాస్య వాగహరహర్వాగస్యాస్య వాగహ వాగహరహర్వాగ్వాగహర్వైవా అహర్వాగ్వాగహర్వై అహర్వైవా అహరహర్వా అశ్వస్యాశ్వస్య వా అహరహర్వా అశ్వస్య వా అశ్వస్యాశ్వస్య వైవా అశ్వస్య జాయమానస్య జాయమానస్యాశ్వస్య వైవా అశ్వస్య జాయమానస్య అశ్వస్య జాయమానస్య జాయమానస్యాశ్వస్యాశ్వస్య జాయమానస్య మహిమా మహిమా జాయమానస్యాశ్వస్యాశ్వస్య జాయమానస్య మహిమా జాయమానస్య మహిమా మహిమా జాయమానస్య జాయమానస్య మహిమా పురస్తాత్ పురస్తాన్ మహిమా జాయమానస్య జాయమానస్య మహిమా పురస్తాత్ మహిమా పురస్తాత్ పురస్తాన్ మహిమా మహిమా పురస్తాత్ జాయతే జాయతే పురస్తాన్ మహిమా మహిమా పురస్తాత్ జాయతే పురస్తాజ్జాయతే జాయతే పురస్తాత్ పురస్తాజ్జాయతే రాత్రి రాత్రిర్జాయతే పురస్తాత్ పురస్తాజ్జాయతే రాత్రి జాయతే రాత్రి రాత్రిర్జాయతే జాయతే రాత్రిరేణమేనకు రాత్రిర్జాయతే జాయతే రాత్రిరేణం రాత్రిరేణమేనకు రాత్రి రాత్రిరేణం మహిమా మహిమైనకు రాత్రి రాత్రిరేణం మహిమా ఏనం మహిమా మహిమైనమేనం మహిమా పశ్చాత్ పశ్చాన్మహిమైనమేనం మహిమా పశ్చాత్ మహిమా పశ్చాత్ పశ్చాన్మహిమా మహిమా పశ్చాదన్వన పశ్చాన్మహిమా మహిమా పశ్చాదను పశ్చాదన్వన పశ్చాత్ పశ్చాదను జాయతే జాయతేన పశ్చాత్ పశ్చాదను జాయతే అనుజాయతే జాయతేన్వను జాయత ఏతావేతౌ జాయతేన్వను జాయత ఏతౌ జాయత ఏతావేతౌ జాయతే జాయత ఏతౌ వై వా ఏతౌ జాయతే జాయత ఏతౌ వై ఏతౌ వై వా ఏతావేతౌ వై మహిమానౌ మహిమానౌ వా ఏతావేతౌ వై మహిమానౌ వై మహిమానౌ మహిమానౌ వై వై మహిమానావశ్వమశ్వం మహిమానౌ వై వై మహిమానావశ్వం మహిమానావశ్వమశ్వం మహిమానౌ మహిమానావశ్వమభితోభితోశ్వం మహిమానౌ మహిమానావశ్వమభితః అశ్వమభితోభితోశ్వమశ్వమభితః సగుంసమభితోశ్వమశ్వమభితస్సం అభితస్సగుంసమభితోభితస్సం బభూవతుర్బభూవతుస్సమభితోభితస్సం బభూవతుః సంబభూవతుర్బభూవతస్సగుంసం బభూవతుర్హయోహయోర్భూవతస్సగుంసం బభూవతుర్హయ అభూవతుర్హయోహయోర్భూవతుర్బభూవతుర్హయో దేవాన్ దేవాన్ హయోర్భూవతుర్బభూవతుర్హయో దేవాన్ హయో దేవాన్ దేవాన్ హయోహయో దేవాన వహద వహద్ దేవాన్ హయోహయో దేవాన వహద్ దేవానవహదవహద్దేవాన్ దేవానవహదర్వార్వాహద్దేవాన్ దేవానవహదర్వా అవహదర్వార్వాహదవహదర్వాసురానసురానర్వాహదవహదర్వాసురాన్ అర్వాసురానసురానర్వార్వాసురానువాజీ వాజ్యసురానర్వార్వాసురానువాజీ అసురానువాజీ వాచ్యసురానసురానువాజీ గంధర్వాన్ గంధర్వాన్ వాచ్యసురానసురానువాజీ గంధర్వాన్ అశ్వస్యాశ్వస్యవైవాశ్వస్యయోనిర్యోనిరశ్వస్యవైవాశ్వస్యయోనిస్తముద్రస్తముద్రోయోనిరశ్వస్యాశ్వస్యయోనిస్తముద్ర ఇతి సప్తమకాండే పంచమ ప్రపాఠకస్య ఘనపాఠ సమాప్తః కృష్ణయజుర్వేదస్య ఘనపాఠ సమాప్తః.